బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం వై వై దేవానాం బృహస్పతి దేవానాం బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణ బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్బ్రహ్మణ బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణ బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మణైవైవ బ్రహ్మణ బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మణైవ బ్రహ్మణైవైవ బ్రహ్మణ బ్రహ్మణైవాస్మా అస్మారేవ బ్రహ్మణ బ్రహ్మణైవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మై పశూన్ పశూనస్మా ఏవైవాస్మై పశూన్ అస్మై పశూన్ పశూనస్మా అస్మై పశూనవావ పశూనస్మా అస్మై పశూనవ పశూనవావ పశూన్ పశూనవరుంధే రుంధేవ పశూన్ పశూనవరుంధే అవరుంధే రుంధే వావరుంధే హవ్యా హవ్యా రుంధే వావరుంధే హవ్యా రుంధే హవ్యా హవ్యా రుంధే రుంధే హవ్యాతే హవ్యా రుంధే రుంధే హవ్యాతే హవ్యాతే హవ్యా హవ్యాదే స్వరంతాగుస్వరంతాంతే హవ్యా హవ్యాదే స్వరంతాం ఏ స్వదంతాగుస్వదంతాంతే స్వదంతామితి స్వదంతాంతే స్వదంతామితి స్వదంతామితి స్వదంతాగుస్వదంతామిత్యాహేతి స్వదంతాగుస్వదంతామిత్యాహ ఇత్యాహేదీత్యాహ స్వదయతి స్వదయత్యాహేదీత్యాహ స్వదయతి ఆహ స్వదయతి స్వదయత్యాహ స్వదయత్యేవైవ స్వదయత్యాహ స్వదయత్యేవ స్వదయత్యేవైవ స్వదయతి స్వదయత్యేవైనానేనానేవ స్వదయతి స్వదయత్యేవైనాన్ ఏవైనానేనానేవైనాన్ దేవదేవైనానేమైవైనాన్ దేవ ఏనాన్ దేవదేవైనానేనాన్ దేవత్వష్టస్త్వష్టర్దేవైనానేనాన్ దేవత్వష్ట దేవత్వష్టస్త్వష్టర్దేవదేవత్వష్టర్వసువసు త్వష్టర్దేవదేవత్వష్టర్వసు త్వష్టర్వసువసు త్వష్టస్త్వష్టర్వసురణ్వరణ్వసు త్వష్టస్త్వష్టర్వసురణ్వ వసురణ్వరణ్వసువసు రణ్వేదీతి రణ్వసువసు రణ్వేది రణ్వేదీతి రణ్వరణ్వేత్యాహేతి రణ్వరణ్వేత్యాహ ఇత్యాహేదీత్యాహ త్వష్టా త్వష్టాహేదీత్యాహ త్వష్టా ఆహత్వష్టా త్వష్టాహ త్వష్టావై వై త్వష్టాహ త్వష్టావై త్వష్టావై వై త్వష్టా త్వష్టావై పశూనాం పశూనాం వై త్వష్టా త్వష్టావై పశూనాం వై పశూనాం పశూనాం వై వై పశూనాం మిథునానాం మిథునానాం పశూనాం వై వై పశూనాం మిథునానాం పశూనాం మిథునానాం మిథునానాం పశూనాం పశూనాం మిథునానాగో రూపకృద్రూపకం మిథునానాం పశూనాం పశూనాం మిథునానాగో రూపకృద మిథునానాగో రూపకృద్రూపకం మిథునానాం మిథునానాగో రూపకృద్రూపకో రూపకో రూపకం మిథునానాం మిథునానాగో రూపకృద్రూపం రూపకృద్రూపకో రూపకో రూపకృద్రూపకృద్రూపమేవైవ రూపకో రూపకృద్రూపకృద్రూపమేవ రూపకృతి రూపాకృత రూపమేవైవ రూపకో రూపమేవ పశుషు పశుష్వేవ రూపకో రూపమేవ పశుషు ఏవ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దధాతి దధాతి పశుషు పశుషు దధాతి రేవతీరేవతీర్దధాతి పశుషు పశుషు దధాతి రేవతీ దధాతి రేవతీరేవతీర్దధాతి దధాతి రేవతీరమధ్వగో నమధ్వగో రేవతీర్దధాతి దధాతి రేవతీరమధ్వం రేవతీరమధ్వగో నమధ్వగో రేవతీరేవతీరమధ్వమితీతరమధ్వగో రేవతీరేవతీరమధ్వమితి తమధ్వమిదీతరమధ్వగోరమధ్వమిత్యాహేతరమధ్వగోరమధ్వమిత్యాహ ఇత్యాహేదీత్యాహ పశవః పశవ ఆహేదీత్యాహ పశవః ఆహ పశవః పశవ ఆహా పశవో వై వై పశవ ఆహా పశవో వై పశవో వై వై పశవః పశవో వై రేవతీ రేవతీర్వై పశవః పశవో వై రేవతీ వై రేవతీ రేవతీర్వై వై రేవతీ ఏః పశూన్ పశూన్ రేవతీర్వై వై రేవతీ ఏః పశూన్ రేవతీ పశూన్ పశూన్ రేవతీ రేవతీ ఏః పశూనేవైవ పశూన్ రేవతీ రేవతీ ఏః పశూనేవ పశూనేవైవ పశూన్ పశూనేవాస్మా అస్మా ఏవ పశూన్ పశూనేవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మై రమయతి రమయత్యస్మా ఏవైవాస్మై రమైది అస్మై రమయతి రమయత్యస్మా అస్మై రమయతి దేవస్య దేవస్య రమయత్యస్మా అస్మై రమయతి దేవస్య రమయతి దేవస్య దేవస్య రమయతి రమయతి దేవస్య త్వా దేవస్య రమయతి రమయతి దేవస్య త్వా దేవస్య ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ప్రసవే ఆదిత్యే దత్త ఆదిత్యే ప్రసూచ్యై ప్రసూచ్యై దత్త ఆదిత్యే ప్రసూచ్యై దత్తే ప్రసూచ్యై ప్రసూచ్యై దత్తే దత్తే ప్రసూచ్య అశ్వినో అశ్వినో ప్రసూచ్యై దత్తే దత్తే ప్రసూచ్య అశ్వినో ప్రసూత్యా అశ్వినోరశ్వినో ప్రసూత్యై ప్రసూత్యా అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామశ్వినో ప్రసూత్యై ప్రసూత్యా అశ్వినోర్బాహుభ్యాం ప్రసూత్యాది ప్రసూత్యై అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామశ్వినోరశ్వినోర్బాహుభ్యామితి బాహుభ్యామశ్వినోరశ్వినోర్బాహుభ్యామితి బాహుభ్యామితి బాహుభ్యాం బాహుభ్యామిత్యాహేత బాహుభ్యాం బాహుభ్యామిత్యాహ బాహుభ్యామితి బాహుభ్యాం ఇత్యాహేదీత్యాహాశ్వినావశ్వినా వాహేదీత్యాహాశ్వినౌ ఆహాశ్వినావశ్వినావాహాశ్వినౌ హిహ్యశ్వినావాహాశ్వినౌ హి అశ్వినౌ హిహ్యశ్వినావశ్వినౌ హి దేవానాం దేవానాగుహ్యశ్వినావశ్వినౌ హి దేవానాం హి దేవానాం దేవానాగో హి దేవానామధ్వర్యూ అధ్వర్యో దేవానాగో హి దేవానామధ్వర్యూ దేవానామధ్వర్యూ అధ్వర్యో దేవానాం దేవానామధ్వర్యూ ఆస్తామాస్తామధ్వర్యో దేవానాం దేవానామధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఆస్తామాస్తామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం పూష్ణ పూష్ణ ఆస్తామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం పూష్ణ అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం పూష్ణ పూష్ణ ఆస్తామాస్తాం పూష్ణోహస్తాభ్యాగోహస్తాభ్యాం పూష్ణ ఆస్తామాస్తాం పూష్ణోహస్తాభ్యాం పూష్ణోహస్తాభ్యాగోహస్తాభ్యాం పూష్ణ పూష్ణోహస్తాభ్యామితి దహస్తాభ్యాం పూష్ణ పూష్ణోహస్తాభ్యామితి హస్తాభ్యామితి దహస్తాభ్యాగోహస్తాభ్యామిత్యాహేదహస్తాభ్యాగోహస్తాభ్యామిత్యాహ ఇచ్చాహేదీచ్చాహయచ్చేయచ్చాహేదీచ్చాహయచ్చేయి ఆహయచ్చేయచ్చాహయచ్చార్ధస్యర్థస్యయచ్చాహయచ్చార్ధస్యర్థస్యయచ్చేయచ్చార్ధస్యత్వాత్వర్థస్యయచ్చేయచ్చార్ధస్యత్వా దేవాహ విష్పాశేన పాశేన దేవాహ విర్దేవాహ విష్పాశేన పాశేన దేవాహ విర్దేవాహ విష్పాశేన దేవాహ విరితి దేవాహ విహి పాశేన పాశేన పాశేనారభేర భ ఆపాశేన పాశేనారభే ఆరభేర భ ఆరభ ఇతీతిర భ ఆరభ ఇతి రభ ఇతీతిర భేర భ ఇత్యాహేతిర భేర భ ఇత్యాహ ఇత్యాహేతీత్యాహ సత్యం వై వై సత్యగో సత్యం వా అర్థమృతం వై సత్యగో సత్యం వా అర్థం వా అర్థమృతం వై వా అర్థగో సత్యేన సత్యేనర్థం వై వా అర్థగో సత్యేన అర్థగో సత్యేన సత్యేనర్థమృతగో సత్యేనైవ సత్యేనర్థమృతగో సత్యేనైవ సత్యేనైవ సత్యేన సత్యేనైవైన మేన మేవ సత్యేన సత్యేనైవైనం ఏవైన మేన మేవైవైన మృతేనర్థేనైన మేవైవైన మృతేన ఏన మృతేనర్థేనైన మేన మృతేనార్తేనైన మేన మృతేన అతేనార్తేనర్తేనారభతేరభత ఆర్తేనర్తేనారభతే ఆరభతేరభత ఆరభతే క్ష్ణయా క్ష్ణయారభత ఆరభతే క్ష్ణయా రభతే క్ష్ణయా క్ష్ణయారభతేరభతే క్ష్ణయా పరిపర్య క్ష్ణయారభతేరభతే క్ష్ణయా పరి అక్ష్ణయా పరిపర్య క్ష్ణయా క్ష్ణయా పరిహరతి హరతి పర్య క్ష్ణయా క్ష్ణయా పరిహరతి హరతి వజ్రం వజ్రగో హరతి పరిపరి హరతి వజ్రం హరతి వజ్రం వజ్రగో హరతి హరతి వజ్రగో హి వధ్యగో హరతి హరతి వజ్రగో ప్రతిమించంది వ్యావృత్యై ప్రతిమించంది ప్రతిమించంది ప్రతిమించంది వ్యావృత్యై ధర్ష ధర్ష వ్యావృత్యై ప్రతిమించంది ప్రతిమించంది వ్యావృత్యై ధర్ష ప్రతిమించంది ప్రతిమించంది వ్యావృత్యై ధర్ష ప్రతిమించంది ప్రతిమించంది వ్యావృత్యై ధర్ష ప్రతిమించంది ప్రతిమించంది వ్యావృత్యై ధర్ష మానుషాన్ మానుషాన్ ధర్ష వ్యావృత్యై వ్యావృత్యై ధర్షా మానుషాన్ వ్యావృత్యా ఇది వి ఆవృత్యై ధర్షా మానుషాన్ మానుషాన్ ధర్ష ధర్షా మానుషాన్ ఇది మానుషాన్ ధర్ష ధర్షా మానుషాన్ ఇ ఇది నినీతి నియరక్తి యునక్తి నీతి నియరక్తి నియరక్తి యునక్తి నియరక్తి ధృత్యై ధృత్తి యునక్తి నియరక్తి ధృత్యై యునక్తి ధృత్యై ధృత్తి యునక్తి యునక్తి ధృత్యా అధ్యో అధ్యో ధృత్యై యునక్తి యునక్తి ధృత్యా అధ్య ధృత్యా అధ్యో అధ్యో ధృత్యై ధృత్యా అభ్యస్వా త్వాధ్యో ధృత్యై ధృత్యా అభ్యస్వా అభ్యస్వాద్యోభ్యస్పౌషధేభ్య ఔషధేభ్యోభ్యస్పౌషధేభ్యభ్యైతుభ్యౌషధేభ్యోషధేభ్యస్వాత్పౌషధేభ్య ప్రప్రౌషధేభ్యస్వాత్పౌషధేభ్య ప్రోషధేభ్య ప్రప్రౌషధేభ్య ఔషధేభ్య ప్రోక్షామ్యుక్షామి ప్రోషధేభ్య ఔషధేభ్య ప్రోక్షామి ఔషధేభ్య ఇచ్చోషధేభ్య ప్రోక్షామ్యుక్షామి ప్రప్రోక్షామీతిక్షామి ప్రప్రోక్షామీతిక్షామి ప్రప్రోక్షామీతి ఉక్షామీతిక్షామ్యుక్షామీత్యాహేత్యుక్షామ్యుక్షామీత్యాహ ఇత్యాహేతీత్యాహాద్భ్యో అద్య అహేతీత్యాహాద్భ్యః అహాద్భ్యో అద్య అహాద్భ్యో హిహ్యద్య అహాద్భ్యో ఇ అద్యో హిహ్యాద్భ్యో అద్భ్యో హ్యేష ఏష హ్యాద్భ్యో అద్భ్యో హ్యేష అద్య ఇత్యుదభ్య ఏష ఏష ఇత్యేష ఔషధేభ్య ఔషధేభ్య ఏష ఏష ఔషధేభ్యః సంభవతి సంభవత్యోషధేభ్య ఏష ఏష ఔషధేభ్యః సంభవతి ఔషధేభ్యః సంభవతి సంభవత్యోషధేభ్య ఔషధేభ్యః సంభవతి యద్యత్ సంభవత్యోషధేభ్యః ఔషధేభ్యః సంభవతి యద్ ఔషధేభ్య ఇత్యోషధేభ్యః సంభవతి యద్యత్ సంభవతి సంభవతి యత్ పశుః పశుర్యత్ సంభవతి సంభవతి యత్ పశుః సంభవతీతి సంభవతి రక్ పశుః పశుర్యద్యత్ పశురపాం పశుర్యద్యత్ పశురపాం పశురపాం అపాం పశుః పశురపాం పేరుః పేరురపాం పశుః పశురపాం పేరుః అపాం పేరుః పేరురపాం అపాం పేరురస్యసి పేరురపాం అపాం పేరురసి పేరురస్యసి పేరుః పేరురసీతి ఇత్యసి పేరుః పేరురసీతి అసీతి ఇత్యస్యసీత్యాహ ఏత్యస్యసీత్యాహ ఇత్యాహ ఏతీత్యాహ ఇష ఏష ఆహేతీత్యాహ ఇష ఆహ ఇష ఏష ఆహ ఇష హిహ్యేష ఆహ ఇష హి ఏవైవాంతరతో అంతరత ఏవైనమేనమేవాంతరతో అంతరత ఏవైనం ఏనం మేధ్యం కరోతి కరోతి మేధ్యమేనం మేధ్యం కరోతి మేధ్యం కరోతి కరోతి మేధ్యం కరోచ్యుధస్తాద్ధస్తాత్ కరోచ్యుధస్తాద్ కరోతి అభ్యభవన్నభవన్నభ్యా సంవత్సర ఇది సంవత్సర సంవత్సరం ప్రజా ప్రజా సంవత్సరకు సంవత్సరం ప్రజా అన్వరు ప్రజా సంవత్సరకు సంవత్సరం ప్రజా అను సంవత్సరమితి సంవత్సరం ప్రజా అన్వరు ప్రజా ప్రజా అను ప్రాణు ప్రజా ప్రజా అను ప్రజా ఇది ప్రజా అను ప్రాణ్వను ప్రజాయంతే జాయంతే ప్రాణ్వను ప్రజాయంతే ప్రజాయంతే జాయంతే ప్రజాయంతే ప్రజానాం ప్రజానాం జాయంతే ప్రజాయంతే ప్రజానాం జాయంతే ప్రజానాం ప్రజానాం జాయంతే జాయంతే ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం జాయంతే జాయంతే ప్రజానాం ప్రజననాయ ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయ దేవా దేవా ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయ దేవా ప్రజానామిది ప్రజానాం ప్రజననాయ దేవా దేవా ప్రజననాయ ప్రజననాయ దేవా వై వై దేవా ప్రజననాయ ప్రజననాయ దేవా వై ప్రజననాయేతి ప్రజననాయ దేవా వై వై దేవా దేవా వై సామిధేనేర్వై దేవా దేవా వై సామిధేనీ వైసామిధేనే సామిధేనేర్వై వైసామిధేనేరణోచ్యానోచ్య సామిధేనేర్వై వైసామిధేనేరణోచ్య సామిధేనేరణోచ్యానోచ్య సామిధేనే సామిధేనేరణోచ్య యజ్ఞం యజ్ఞమనోచ్య సామిధేనే సామిధేనేరణోచ్య యజ్ఞం సామిధేనేరితి సామిధేనే అనోచ్య యజ్ఞం యజ్ఞమనోచ్యానోచ్య యజ్ఞం నవ యజ్ఞమనోచ్యానోచ్య యజ్ఞం న అనోచ్యేత్యనో ఉచ్య యజ్ఞం నవ యజ్ఞం యజ్ఞం నాన్వనున యజ్ఞం యజ్ఞం నాను నాన్వనున్నాన్వ పశ్యన్న పశ్యన్న నున్నాన్వ పశ్యన్ అన్వ పశ్యన్న పశ్యన్నన్వన్వ పశ్యన్ సో పశ్యన్నన్వన్వ పశ్యన్ స అపశ్యన్ సో పశ్యన్న పశ్యన్ స ప్రజాపతి ప్రజాపతి సో పశ్యన్న పశ్యన్ స ప్రజాపతి స ప్రజాపతి ప్రజాపతిస్తు స ప్రజాపతిస్తూష్ణీం తూష్ణీం ప్రజాపతిస్తు స ప్రజాపతిస్తూష్ణీం ప్రజాపతిస్తూష్ణీం తూష్ణీం ప్రజాపతి ప్రజాపతిస్తూష్ణీమాఘారమాఘారం తూష్ణీం ప్రజాపతి ప్రజాపతిస్తూష్ణీమాఘారం ప్రజాపతిరితి ప్రజాపతి తూష్ణీమాఘారమాఘారం తూష్ణీం తూష్ణీమాఘారమాఘారం తూష్ణీం తూష్ణీమాఘారమా ఆఘారమాఘారమాఘారమాఘారయదఘారయదాఘారమాఘారమాఘారయద్ ఆఘారమిత్యాఘారం ఆఘారయదఘారయదాఘారయత్తదస్తతోఘారయదాఘారయత్తద అఘారయత్తదస్తతోఘారయదఘారయత్తదో వై వై తదోఘారయదఘారయత్తదో వై తదో వై వై తదస్తతో వై దేవా దేవా వై తదస్తతో వై దేవా వై దేవా దేవా వై వై దేవా యజ్ఞం యజ్ఞం దేవా వై వై దేవా యజ్ఞం దేవా యజ్ఞం యజ్ఞం దేవా దేవా యజ్ఞమన్వను యజ్ఞం దేవా దేవా యజ్ఞమను యజ్ఞమన్వను యజ్ఞం యజ్ఞమన్వ పశ్యన్న పశ్యన్నను యజ్ఞం యజ్ఞమన్వ పశ్యన్న అన్వ పశ్యన్న పశ్యన్నన్వన్వ పశ్యనుయద్ పశ్యన్నన్వన్వ పశ్యనుయద్ అపశ్యనుయద్ పశ్యన్న పశ్యనుయత్తూష్ణీం తూష్ణీం యద పశ్యన్న పశ్యనుయత్తూష్ణీం యత్తూష్ణీం తూష్ణీం యజ్ఞత్తూష్ణీమాఘారమాఘారం తూష్ణీం యజ్ఞత్తూష్ణీమాఘారం తూష్ణీమాఘారమాఘారం తూష్ణీం తూష్ణీమాఘారమాఘారయత్యాఘారయత్యాఘారం తూష్ణీం తూష్ణీమాఘారమాఘారయతి ఆఘారమాఘారయత్యాఘారయత్యాఘారమాఘారమాఘారయతి యజ్ఞస్య యజ్ఞస్యాఘారయత్యాఘారమాఘారమాఘారయతి యజ్ఞస్య ఆఘారమిత్యాఘారం ఆఘారయతి యజ్ఞస్య యజ్ఞస్యాఘారయత్యాఘారయతి యజ్ఞస్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యై యజ్ఞస్యాఘారయత్యాఘారయతి యజ్ఞస్యానుఖ్యాత్యై ఆఘారయతీత్యాఘారయతి యజ్ఞస్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యై యజ్ఞస్య యజ్ఞస్యానుఖ్యాత్యా అసురేష్వసురేష్వనుఖ్యాత్యై యజ్ఞస్య యజ్ఞస్యానుఖ్యాత్యా అసురేషు అనుఖ్యాత్యా అసురేష్వసురేష్వనుఖ్యాత్యా అనుఖ్యాత్యా అసురేషు వై వా అసురేష్వనుఖ్యాత్యా అనుఖ్యాత్యా అసురేషు వై అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాత్యై అసురేషు వై వా అసురేష్వసురేషు వై యజ్ఞో యజ్ఞో వా అసురేష్వసురేషు వై యజ్ఞ వై యజ్ఞో యజ్ఞో వై వై యజ్ఞ ఆసీదాసీద్ యజ్ఞో వై వై యజ్ఞ ఆసీద్ యజ్ఞ ఆసీదాసీద్ యజ్ఞో యజ్ఞ ఆసీత్తం తమాసీద్ యజ్ఞో యజ్ఞ ఆసీత్తం ఆసీత్తం తమాసీదాసీత్తం దేవా దేవాస్తమాసీదాసీత్తం దేవాహం దేవా దేవాస్తం తం దేవాస్తూష్ణీగో హోమేన తూష్ణీగో హోమేన దేవాస్తం తం దేవాస్తూష్ణీగో హోమేన దేవాస్తూష్ణీగో హోమేన తూష్ణీగో హోమేన దేవా దేవాస్తూష్ణీగో హోమేన వృంజద వృంజద తూష్ణీగో హోమేన దేవా దేవాస్తూష్ణీగో హోమేన వృంజద తూష్ణీగో హోమేన వృంజద వృంజద తూష్ణీగో హోమేన తూష్ణీగో హోమేన వృంజద యజ్జద వృంజద తూష్ణీగో హోమేన తూష్ణీగో హోమేన వృంజద యత్ तूष्णीकु होमेनेति तूष्णीम् होमेन अवृञ्जत यद्यद वृञ्जता वृञ्जतयत्तूष्णीम् तूष्णी यद वृञ्जता वृञ्जतयत्तूष्णीम् यत्तूष्णीम् तूष्णी यद्यत्तूष्णीमाघारमाघारम् तूष्णी यद्यत्तूष्णीमाघारम् तूष्णीमाघारमाघारम् तूष्णीम् तूष्णीमाघारमाघारयत्याघारयत्याघारम् तूष्णीम् तूष्णीमाघारमाघारयति आघारमाघारयत्याघारयत्याघारमाघारमाघारयति भ्रातृव्यस्य भ्रातृव्यस्याघारयत्याघारमाघारमाघारयति भ्रातृव्यस्य आघारमित्याघारम् आघारयति भ्रातृव्यस्य भ्रातृव्यस्याघारयत्याघारयति भ्रातृव्यस्यैवैव भ्रातृव्यस्याघारयत्याघारयति भ्रातृव्यस्यैव आघारयतीत्याघारयति भ्रातृव्यस्यैवैव भ्रातृव्यस्य भ्रातृव्यस्यैव तत्तदेव भ्रातृव्यस्य भ्रातृव्यस्यैव तद् एव तत्तदेवैव तद्यज्ञम् यज्ञम् तदेवैव तद्यज्ञम् तद्यज्ञम् यज्ञम् तत्तद्यज्ञम् वृन्दे वृन्दे यज्ञम् तत्तद्यज्ञम् वृन्दे यज्ञम् वृन्दे वृन्दे यज्ञम् यज्ञम् वृन्दे परिधीन् परिधीन् वृन्दे यज्ञम् यज्ञम् वृन्दे परिधीन् वृन्दे परिधीन् परिधीन् वृन्दे वृन्दे परिधीन् सगुंसम् परिधीन् वृन्दे वृन्दे परिधीन् सम् परिधीन् सगुंसम् परिधीन् परिधीन् सम्माष्टिमाष्टि सम्परिधीन् परिधीन् सम्माष्टि परिधीरिति परिधीर् सम्मा आष्टिमाष्टि सगुं सम्मा आष्टि पुनाति पुनाति माष्टि सगुं सम्मा आष्टि पुनाति माष्टि पुनाति पुनाति माष्टि माष्टि पुनात्येवैव पुनाति माष्टि माष्टि पुनात्येव पुनात्येवैव पुनाति पुनात्येवैनानेनानेव पुनाति पुनात्येवैनानु एवैनानेनानेवैवैनान्त्रिस्त्रिस्त्रिस्त्रिरेनानेवैवैनान्त्रिस्त्रिः एनान्त्रिस्त्रिस्त्रिस्त्रिरेनानेनान्त्रिस्त्रिः सगुंसन्त्रिस्त्रिरेनानेनान्त्रिस्त्रिस्सम् त्रिस्त्रिस्सगुंसन्त्रिस्त्रिस्त्रिस्त्रिस्सम्माष्टिमाष्टिसन्त्रिस्त्रिस्त्रिस्सम्माष्टि त्रिस्त्रिरिति त्रिः त्रिः सम्माष्टिमाष्टिसगुंसम्माष्टित्रिया वृत्रिया ब्रह्माष्टिसगुंसम्माष्टित्रिया वृद्ध माष्टित्रिया वृत्रिया ब्रह्माष्टिमाष्टित्रिया वृद्धिः त्रिया ब्रह्माष्टिमाष्टित्रिया वृद्धिः त्रिया वृद्धिः त्रिया वृत्रिया वृद्धिः यज्ञो यज्ञो हि यज्ञोऽथो यज्ञो हि यज्ञोऽथो यज्ञो यज्ञो हि यज्ञोऽथो रक्षसागो रक्षसामथो यज्ञो यज्ञोऽथो रक्षसामथो यज्ञो यज्ञोऽथो रक्षसागो रक्षसामथो अथो रक्षसामपहत्या अपहत्यै रक्षसामथो अथो रक्षसामपहत्यै अथो इत्यथो रक्षसामपहत्या अपहत्यै रक्षसागो रक्षसामपहत्यै द्वादश द्वादशापहत्यै रक्षसागो रक्षसामपहत्यै द्वादश अपहत्यै द्वादश द्वादशापहत्या अपहत्यै द्वादश सगुंसं द्वादशापहत्या अपहत्यै द्वादशसम् अपहत्या इत्यपाहत्यै द्वादशसगुंसं द्वादशद्वादशसम्पद्यन्ते पद्यन्ते सं द्वादशद्वादशसम्पद्यन्ते सम्पद्यन्ते पद्यन्ते सगुंसं पद्यन्ते द्वादशद्वादशपद्यन्ते द्वादशपद्यन्ते सगुंसं पद्यन्ते द्वादशमासामासाद्वादशपद्यन्ते पद्यन्ते द्वादशमासाः द्वादशमासामासाद्वादशद्वादशमासाः संवत्सरः संवत्सरोमासाद्वादशद्वादशमासाः संवत्सरः मासाः संवत्सरः संवत्सरोमासामासाः संवत्सरः संवत्सरगुंसंवत्सरगुंसंवत्सरोमासामासाः संवत्सरः संवत्सरम् संवत्सरः संवत्सरगुंसंवत्सरगुंसंवत्सरः संवत्सरः संवत्सरमेवैव संवत्सरगुंसंवत्सरः संवत्सरमेव संवत्सर इति संवत्सरः संवत्सरमेवैव संवत्सरगुंसंवत्सरमेव प्रीणाति प्रीणात्येव संवत्सरगुंसंवत्सरमेव प्रीणादि संवत्सरमिति संवत्सरम् एव प्रीणाति प्रीणात्येवैव प्रीणात्यथो अथो प्रीणात्येवैव प्रीणात्यथो प्रीणात्यथो अथो प्रीणादि प्रीणात्यथो संवत्सरगुंसंवत्सरमथो प्रीणादि प्रीणात्यथो संवत्सरम् अथो संवत्सरगुंसंवत्सरमथो अथो संवत्सरमेवैव संवत्सरमथो अथो संवत्सरमेव अथो इत्यथो संवत्सरमेवैव संवत्सरगुंसंवत्सरमेव प्रीणाति प्रीणात्येव स्मा स्मा एव संवत्सरगुंसंवत्सरमेवास्मै संवत्सरमिति संवत्सरम् एवास्मा स्मा एवैवास्मा उपोपा आस्मा एवैवास्मा उप अस्मा उपोपा आस्मा अस्मा उपदधाति दधात्युप आस्मा अस्मा उपदधाति उपदधाति दधात्युप उपदधाति सुवर्गस्य सुवर्गस्य दधात्युपोपदधाति सुवर्गस्य दधातु सुवर्गस्य लोकस्य लोकस्य सुवर्गस्य सुवर्गस्य सुवर्गस्य लोकस्य लोकस्य सुवर्गस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य लोकस्य లోకస్య సమష్టి సమష్టి లోకస్య లోకస్య సమష్టి శిర శిర సమష్టి లోకస్య లోకస్య సమష్టి శిర సమష్టిశిర సమష్టి సమష్టి శిరో వై వై శిర సమష్టి సమష్టి శిరో వై సమష్ట్యా ఇది సమష్టి శిరో వై వై శిర శిరో వా ఏతదేతద్ వై శిర శిరో వా ఏతద్ వా ఏతదేతద్ వై వా ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతద్ వై వా ఏతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యద్యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్యైద్ యజ్ఞస్య యద్యజ్ఞస్య యజ్ఞస్య యదాఘార ఆఘారో యద్యజ్ఞస్య యజ్ఞస్య యదాఘార యదాఘార ఆఘారో యద్యదాఘారోగ్నిరగ్నిరాఘారో యద్యదాఘారోగ్ని ఆఘారోగ్నిరగ్నిరాఘార ఆఘారోగ్నిస్సర్వా సర్వ అగ్నిరాఘార ఆఘారోగ్నిస్సర్వా ఆఘార ఇత్యాఘార అగ్నిస్సర్వా సర్వ అగ్నిరగ్నిస్సర్వ దేవత దేవత సర్వ అగ్నిరగ్నిస్సర్వ దేవత సర్వా దేవత దేవత సర్వా సర్వా దేవతేవత సర్వా సర్వా దేవత దేవతేవత దేవత యదాఘారమాఘారయ్యేవత దేవతారం యదాఘారమాఘారయ్యదాఘారమాఘారయ్యాఘారయ్యదాఘారమాఘారయది ఆఘారమాఘారయ్యాఘారయ్యాఘారమాఘారమాఘారయ శీర్షత శీర్షతారయ్యాఘారమాఘారమాఘారయ శీర్షత ఆఘారమిఘారం ఆఘారయతి శీర్షత శీర్షత ఆఘారయ్యాఘారయతి శీర్షత ఏవైవ శీర్షత ఆఘారయ్యాఘారయతి శీర్షత ఏవ ఆఘారయతిఘారయతి శీర్షత ఏవైవ శీర్షత శీర్షత ఏవ యజ్ఞస్య యజ్ఞస్యైవ శీర్షత శీర్షత ఏవ యజ్ఞస్య ఏవ యజ్ఞస్య యజ్ఞస్యైవైవ యజ్ఞస్యైదమానో యజమానో యజ్ఞస్యైవైవ యజ్ఞస్యైదమాన యజ్ఞస్యైదమానో యజమానో యజ్ఞస్య యజ్ఞస్యైదమాన సర్వా సర్వా యజమానో యజ్ఞస్య యజ్ఞస్యైదమాన సర్వా యజమాన సర్వా సర్వా యజమానో యజమాన సర్వా దేవత దేవత సర్వా యజమానో యజమాన సర్వా దేవత సర్వా దేవత దేవత సర్వా సర్వా దేవత అవావ దేవత సర్వా సర్వా దేవత అవ దేవత అవావ దేవత దేవత అవరుంధే రుంధేవ దేవత దేవత అవరుంధే అవరుంధే రుంధేవరుంధే శిరశిరో రుంధేవరుంధే శిర రుంధే శిరశిరో రుంధే రుంధే శిరో వై వై శిరో రుంధే రుంధే శిరో వై శిరో వై వై శిరశిరో వా ఏతదేతద్వై శిరశిరో వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యజ్ఞస్య యజ్ఞశ్రీలద్వై వా ఏతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞశ్రీలేతద్యజ్ఞస్యయ్యజ్ఞస్యయ్యజ్ఞస్యయ్యజ్ఞస్యయ యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యదాఘార ఆఘారో యజ్ఞస్య యజ్ఞస్య యదాఘార యదాఘార ఆఘారో యజ్ఞదాఘార ఆత్మాఘారో యజ్ఞదాఘార ఆత్మా ఆఘార ఆత్మాఘార ఆఘార ఆత్మా పశు పశురాత్మాఘార ఆఘార ఆత్మా పశు ఆఘార ఇత్యాఘార ఆత్మా పశు పశురాత్మాత్మా పశురాఘారమాఘారం పశురాత్మాత్మా పశురాఘారం పశురాఘారమాఘారం పశు పశురాఘారమాఘార్యాఘార్యాఘారం పశు పశురాఘారమాఘార్య ఆఘారమాఘార్యాఘార్యాఘారమాఘారమాఘార్య పశుం పశుమాఘార్యాఘారమాఘారమాఘార్య పశుం ఆఘారమిత్యాఘారం ఆఘార్య పశుం పశుమాఘార్యాఘార్య పశుపుంసపుంసం పశుమాఘార్యాఘార్య పశుపుంసం ఆఘార్యేత్యాఘార్య పశుపుంసం పశుంపశుపుంసమనక్తినక్తిసం పశుం పశుపుంసమనక్తి సమనక్త్యనక్తిసగుంసమనక్త్యాత్మన్నాత్మన్ననక్తిసగుంసమనక్త్యాత్మన్ అనక్త్యాత్మన్నాత్మన్ననక్త్యనక్త్యాత్మన్నేవైవాత్మన్ననక్త్యనక్త్యాత్మన్నేవ ఆత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవ యజ్ఞస్య యజ్ఞస్యైవాత్మన్నాత్మన్నేవ యజ్ఞస్య ఏవ యజ్ఞస్య యజ్ఞస్యైవైవ యజ్ఞస్య శిరశిరో యజ్ఞస్యైవైవ యజ్ఞస్య శిర యజ్ఞస్య శిరశిరో యజ్ఞస్య యజ్ఞస్య శిరః ప్రతి ప్రతిశిరో యజ్ఞస్య యజ్ఞస్య శిరః ప్రతి శిరః ప్రతి ప్రతిశిరశిరః ప్రతిదాది దాది ప్రతిశిరశిరః ప్రతిదాది ప్రతిదాది దాది ప్రతి ప్రతిదాది సమూసం దాది ప్రతి ప్రతిదాది సమ్ దాది సమూసం దాది దాది సంతే దే సం దాది దాది సంతే సంతే దేశకం సంతే ప్రాణ ప్రాణస్తేశకం సంతే ప్రాణ రే ప్రాణ ప్రాణస్తే దే ప్రాణో వాయునా వాయునా ప్రాణస్తే దే ప్రాణో వాయునా ప్రాణో వాయునా వాయునా ప్రాణ ప్రాణో వాయునా గచ్చతాం గచ్చతాం వాయునా ప్రాణ ప్రాణో వాయునా గచ్చతాం ప్రాణ ఇది ప్రాణ వాయునా గచ్చతాం గచ్చతాం వాయునా వాయునా గచ్చతామిది గచ్చతాం వాయునా వాయునా గచ్చతామిది గచ్చతామిది గచ్చతాం గచ్చతామిత్యాహేది గచ్చతాం గచ్చతామిత్యాహ ఇత్యాహేదిత్యాహ వాయుదేవత్యో వాయుదేవత్య ఆహేదిత్యాహ వాయుదేవత్య ఆహ వాయుదేవత్యో వాయుదేవత్య ఆహ వాయుదేవత్యో వై వై వాయుదేవత్య ఆహ వాయుదేవత్యో వై వాయుదేవత్యో వై వై వాయుదేవత్యో వాయుదేవత్యో వై ప్రాణ ప్రాణో వై వాయుదేవత్యో వాయుదేవత్యో వై ప్రాణ వాయుదేవత్య ఇది వాయుదేవత్య వై ప్రాణ ప్రాణో వై వై ప్రాణో వాయు వాయు ప్రాణో వై వై ప్రాణో వాయు ప్రాణో వాయు వాయు ప్రాణ ప్రాణో వాయా వేవైవ వాయు ప్రాణ ప్రాణో వాయా వేవ ప్రాణ ఇది ప్రాణ వాయా వేవైవ వాయు వాయా వేవాస్యాశ్రీవ వాయు వాయా వేవాస్య ఏవాస్యాశ్రీవైవాస్య ప్రాణం ప్రాణమశ్రీవైవాస్య ప్రాణం అస్య ప్రాణం ప్రాణమస్యాస్య ప్రాణం జుహోది జుహోది ప్రాణమస్యాస్య ప్రాణం జుహోది ప్రాణం జుహోది జుహోది ప్రాణం ప్రాణం జుహోది సగోసం జుహోది ప్రాణం ప్రాణం జుహోదిసం ప్రాణమిది ప్రాణం జుహోది సగోసం జుహోది జుహోది సంయజత్రయ సంజుహోది జుహోది సంయజత్రై సంయజత్రయర్గిరత్రయస్సగో సంయజత్రైరంగాన్యంగాని ఇదత్రయస్సగో సంయజత్రైరంగాని ఇదత్రైరంగాన్యంగాని ఇదత్రయర్గిరత్రైరంగాని సగోసమంగాని ఇదత్రయర్గిరత్రైరంగాని సం అంగాని సగోసమంగాన్యంగాని సంయజ్ఞపతిర్యజ్ఞపతి సమంగాన్యంగాని సంయజ్ఞపతి సంయజ్ఞపతిర్యజ్ఞపతి సగో సంయజ్ఞపతి రాశిషాశిషా యజ్ఞపతి సగో సంయజ్ఞపతి రాశిషా యజ్ఞపతి రాశిషాశిషా యజ్ఞపతిర్యజ్ఞపతి రాశిషేతి శాశిషా యజ్ఞపతిర్యజ్ఞపతి రాశిషేతి యజ్ఞపతిరితి యజ్ఞపతి ఆశిషేతిశిషాశిషేత్యాహేత్యాశిషాశిషేత్యాహ ఆశిషేత్యాశిషా ఇత్యాహేదీత్యాహ యజ్ఞపతి యజ్ఞపతి మాహేదీత్యాహ యజ్ఞపతి ఆహ యజ్ఞపతి యజ్ఞపతి మాహా యజ్ఞపతిమేవైవ యజ్ఞపతి మాహా యజ్ఞపతిమేవ యజ్ఞపతిమేవైవ యజ్ఞపతి యజ్ఞపతిమేవాస్యాశ్రీవ యజ్ఞపతి యజ్ఞపతిమేవాస్య యజ్ఞపతిమిది యజ్ఞపతి ఏవాస్యాశ్రీవైవాస్యాశిషమాశిషమస్యైవాస్యాశిషం అస్యాశిషమాశిషమస్యాశిషం గమయతి గమయత్యాశిషమస్యాశిషం గమయతి ఆశిషం గమయతి గమయత్యాశిషమాశిషం గమయతి విశ్వరూపో విశ్వరూపో గమయత్యాశిషమాశిషం గమయతి విశ్వరూప ఆశిషమిత్యాశిషం గమయతి విశ్వరూపో విశ్వరూపో గమయతి గమయతి విశ్వరూపో వై వై విశ్వరూపో గమయతి గమయతి విశ్వరూపో వై విశ్వరూపో వై వై విశ్వరూపో విశ్వరూపో వై త్వాష్ట్రస్త్వాష్ట్రో వై విశ్వరూపో విశ్వరూపో వై త్వాష్ట్ర విశ్వరూప ఇది విశ్వరూప వై త్వాష్ట్రస్త్వాష్ట్రో వై వై త్వాష్ట్ర ఉపరిష్టాద్ ఉపరిష్టాద్ త్వాష్ట్రో వై వై త్వాష్ట్ర ఉపరిష్టాద్ త్వాష్ట్ర ఉపరిష్టాద్ ఉపరిష్టాద్ త్వాష్ట్రస్త్వాష్ట్ర ఉపరిష్టాద్ పశం పశం ఉపరిష్టాద్ త్వాష్ట్రస్త్వాష్ట్ర ఉపరిష్టాద్ పశుం ఉపరిష్టాద్ పశుం పశుమపరిష్టాద్ ఉపరిష్టాద్ పశుమభ్యభి పశుమపరిష్టాద్ ఉపరిష్టాద్ పశుమభి పశుమభ్యభి పశుం పశుమభ్యవమేదవమేదభి పశుం పశుమభ్యవమేద్ అభ్యవమేదవమేదభ్యా అభ్యవమేత్తస్మాత్తస్మాదవమేదభ్యాభ్యవమేత్తస్మాద్ అవమేత్తస్మాత్తస్మాదవమేదవమేత్తస్మాదుపరిష్టాదుపరిష్టాత్తస్మాదవమేదవమేత్తస్మాదుపరిష్టాద్ తస్మాదుపరిష్టాద్పశోపశోరుపరిష్టాత్తస్మాత్తస్మాదుపరిష్టాత్పశోపరిష్టాత్పశోపశోరుపరిష్టాదుపరిష్టాత్పశోర్నన పశోరుపరిష్టాదుపరిష్టాత్పశోర్న పశోర్నన పశోపశోర్నావా వన పశోపశోర్నావా నావా వననావద్యంతి జ్యంత్య వననావద్యంతి అవద్యంతి జ్యంత్య వావద్యంతి యద్యద్యంత్య వావద్యంతి యద్ జంత్యద్యంత్యదుపరిష్టాదుపరిష్టాద్యద్యదుపరిష్టాత్పశుపరిష్టాద్యద్యదుపరిష్టాత్పశుపరిష్టాద్యద్యదుపరిష్టాత్పశుపరిష్టాద్పశుపరిష్టాదుపరిష్టాత్పశుగోసమనక్తి సమనక్తి పశుపరిష్టాదుపరిష్టాత్పశుగోసమనక్తి పశుగోసమనక్తి సమనక్తి పశుపరిష్టాదుపరిష్టాత్పశుగోసమనక్తి మేధ్యం సమనక్తి మేధ్యం సమనక్తి మేధ్యం సమనక్తి సమనక్తి పశుం పశుమనక్తి మేధ్యం మేధ్యగోసమనక్తి సమనక్తి మేధ్యమేవైవ మేధ్యగోసమనక్తి సమనక్తి మేధ్యమేవైవ మేధ్యం మేధ్యమేవైన మేన మేవ మేధ్యం మేధ్యమేవైనం ఏవైన మేన మేవైవైనం కరోతి కరోత్యేన మేవైవైనం కరోతి ఏనం కరోతి కరోత్యేన మేనం కరోత్యర్త్విజ అర్త్విజః కరోత్యేన మేనం కరోత్యర్త్విజః కరోత్యర్త్విజర్త్విజః కరోతి కరోత్యర్త్విజో వృణీతే వృణీత అర్త్విజో వృణీతే ఛందాగుంసి ఛందాగుంసి వృణీత అర్త్విజో వృణీతే ఛందాగుంసి వృణీతే ఛందాగుంసి వృణీతే ఛందాగుంసి వృణీతే ఛందాగుంసి వృణీతే ఛందాగుంసి వృణీతే ఛందాగుంసి వృణీతే వృణీతే ఛందాగుస్యేవైవ ఛందాగుంసి వృణీతే వృణీతే ఛందాగుస్యేవ ఛందాగుస్యేవైవ ఛందాగుంసి ఛందాగుస్యేవ వృణీతే వృణీత ఏవ ఛందాగుంసి ఛందాగుస్యేవ వృణీతే ఏవ వృణీతే వృణీత ఏవైవ వృణీతే సప్త సప్త వృణీత ఏవైవ వృణీతే సప్త

కృత్వా సోమకం సోమం కృత్వా సోమమగ్నం నగ్నం సోమం కృత్వా సోమమగ్నం సోమగ్నం నగ్నం సోమకం సోమమగ్నం కృతేన కృతేన ఆగ్నం సోమకం సోమమగ్నం కృతేన అగ్నం కృతేన కృతేన ఆగ్నం నగ్నం కృతేనాక్తవక్తో కృతేన ఆగ్నం నగ్నం కృతేనాక్తౌ కృతేనాక్తవక్తో కృతేన కృతేనాక్తౌ పశుం పశుమక్తౌ కృతేన కృతేనాక్తౌ పశుం అక్తో పశుం పశుమక్తవక్తో పశుంద్రాయేథాంద్రాయేథాం పశుమక్తవక్తో పశుంద్రాయేథాం పశుంద్రాయేథాంద్రాయేథాం పశుం పశుంద్రాయేథామితి తత్రాయేథాం పశుం పశుంద్రాయేథామితి రాయేథామితి తత్రాయేథాంద్రాయేథామిత్యాహేతిత్రాయేథాంద్రాయేథామిత్యాహ ఇత్యాహేతీత్యాహ మిత్రేణ మిత్రేణాహేతీత్యాహ మిత్రేణ ఆహవజ్రేణ మిత్రేణాహ అవజ్రేణైవైవ వజ్రేణాహ అవజ్రేణైవ వజ్రేణైవైవ వజ్రేణ వజ్రేణైవైనమేనమేవ వజ్రేణ వజ్రేణైవైనం ఏవైనమేనమేవైనం వశే వశ ఏనమేవైవైనం వశే ఏనం వశే వశ ఏనమేనం వశే కృత్వా కృత్వా వశ ఏనమేనం వశే కృత్వా వశే కృత్వా కృత్వా వశే వశే కృత్వా లభతే లభత ఆ కృత్వా వశే వశే కృత్వా లభతే కృత్వా లభతే లభత ఆ కృత్వా కృత్వా లభతే ఆలభతే లభత ఆలభతే లభత ఇది లభతే పర్యజ్ఞ కరోతి కరోతి పర్యజ్ఞ పర్యజ్ఞ కరోతి సర్వహుతము సర్వహుతం కరోతి పర్యజ్ఞ పర్యజ్ఞ కరోతి సర్వహుతం పర్యజ్ఞేతి పరి అగ్ని కరోతి సర్వహుతము సర్వహుతం కరోతి కరోతి సర్వహుతమేవైవ సర్వహుతం కరోతి కరోతి సర్వహుతమేవ సర్వహుతమేవైవ సర్వహుతకం సర్వహుతమేవైనమేనమేవ సర్వహుతకం సర్వహుతమేవైనం సర్వహుతమితి సర్వాహుతం ఏవైనమేనమేవైనం కరోతి కరోత్యేనమేవైనం కరోతి ఏనం కరోతి కరోత్యేనమేనం కరోత్యస్కందాయ స్కందాయ కరోత్యేనమేనం కరోత్యస్కందాయ కరోత్యస్కందాయ స్కందాయ కరోతి కరోత్యస్కందాయ స్కన్నమస్కన్ నమస్కందాయ కరోతి కరోత్యస్కందాయ స్కన్నం అస్కందాయాస్కన్ నమస్కన్ నమస్కన్ దాయాస్కన్ దాయాస్కన్ నగుహి హ్యస్కన్ నమస్కన్ దాయాస్కన్ దాయాస్కన్ నగుహి అస్కన్ నగుహి హ్యస్కన్ నమస్కన్ నగుహి తత్తద్ధ్యస్కన్ నమస్కన్ నగుహి తద్ధ్యేతద్యర్యత్తద్ధ్యేతద్యత్తద్యత్తద్యద్ధ్వతస్య హృదస్య యత్తద్యద్ధ్వతస్య స్కందది స్కందది హృదస్య యద్యద్ధ్వతస్య స్కందది హృదస్య స్కందది స్కందది హృదస్య హృదస్య స్కందది త్రిస్త్రిస్కందది హృదస్య స్కందది త్రి స్కందది త్రిస్త్రిస్కందది స్కందది త్రిపర్యజ్ఞ పర్యజ్ఞ త్రిస్కందది స్కందది త్రిపర్యజ్ఞి త్రిపర్యజ్ఞ పర్యజ్ఞ త్రిస్త్రిపర్యజ్ఞ కరోతి కరోతి పర్యజ్ఞ త్రిస్త్రిపర్యజ్ఞ కరోతి పర్యజ్ఞ కరోతి కరోతి పర్యజ్ఞ పర్యజ్ఞ కరోతి త్రియావృత్ కరోతి పర్యజ్ఞ పర్యజ్ఞ కరోతి త్రియావృత్ పర్యజ్ఞి విపరి అగ్ని కరోత్రియావృత్రియావృత్కరోత్రియావృద్ధి యజ్ఞో యజ్ఞో హి త్రియావృత్రియావృద్ధి యజ్ఞ త్రియావృతి ఆవృత్ యజ్ఞో యజ్ఞో హి యజ్ఞోథో అథో యజ్ఞో హి యజ్ఞోథో యజ్ఞోథో అథో యజ్ఞో యజ్ఞోథో రక్షసాగో రక్షసామథో యజ్ఞో యజ్ఞోథో రక్షసాం అథో రక్షసాగో రక్షసామథో అథో రక్షసామపహత్యా అపహత్యే రక్షసామథో అథో రక్షసామపహత్యే అథో ఇత్యథో రక్షసామపహత్యా అపహత్యే రక్షసాగో రక్షసామపహత్యే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినోపహత్యే రక్షసాగో రక్షసామపహత్యే బ్రహ్మవాదినః అపహత్యే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినోపహత్యా అపహత్యే బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినోపహత్యా అపహత్యే బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంత్యన్భారభ్యోన్భారభ్యో వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంత్యన్భారభ్య బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంత్యన్భారభ్యోన్భారభ్యో వదంతి వదంత్యన్భారభ్య పశూభ్యో వదంతి వదంత్యన్భారభ్య పశూ అన్వారభ్య పశూన్వారభ్యోన్వారభ్య పశూర్నపశూన్వారభ్యోన్వారభ్య పశూర్న అన్వారభ్య ఇత్యను ఆరభ్య పశూర్నన పశూన్వారభ్యా పశూ నేవే వనమే వాన్వారబ్ధమన్వారబ్ధమి వనమే వాన్వారబ్ధం ఇవాన్వారబ్ధమన్వారబ్ధమివేవాన్వారబ్ధన్ననాన్వారబ్ధమివేవాన్వారబ్ధన్న అన్వారబ్ధన్ననాన్వారబ్ధమన్వారబ్ధన్నేవేవనాన్వారబ్ధమన్వారబ్ధన్నేవ అన్వారబ్ధమిత్యను ఆరబ్ధం నేవేవననేవానన్వారబ్ధమనన్వారబ్ధమివననేవానన్వారబ్ధం ఇవానన్వారబ్ధమనన్వారబ్ధమివేవానన్వారబ్ధముపోపానన్వారబ్ధమివేవానన్వారబ్ధముప అనన్వారబ్ధముపోపానన్వారబ్ధమనన్వారబ్ధముపప్రప్రోపానన్వారబ్ధమనన్వారబ్ధముపప్ర అనన్వారబ్ధమిత్యనను ఆరబ్ధం ఉపప్రప్రోపోపప్రేష్యేష్యప్రోపోపప్రేష్య ప్రేష్యేష్యప్రప్రేష్య హోదరహోదరిష్యప్రప్రేష్య హోద ఇష్యహోదరహోదరిష్యేష్యహోదరహవ్యాహవ్యాహోదరిష్యేష్యహోదరహవ్యా హోదరహవ్యాహవ్యాహోదరహోదరహవ్యా దేవేభ్యో దేవేభ్యో హవ్యాహోదరహోదరహవ్యా దేవేభ్య హవ్యాదేవేభ్యో దేవేభ్యో హవ్యాహవ్యాదేవేభ్య ఇదీదు దేవేభ్యో హవ్యాహవ్యాదేవేభ్య ఇది దేవేభ్య ఇదీదు దేవేభ్యో దేవేభ్య ఇత్యాహేతు దేవేభ్యో దేవేభ్య ఇత్యాహ ఇత్యాహేతీత్యాహేషితమిషితమాహేతీత్యాహేషితం ఆహేషితమిషితమాహేషితగుంహిషితమాహేషితగుంహి ఇషితగుంహిషితమిషితగుంహి కర్మ కర్మహిషితమిషితగుంహి కర్మ కర్మ కర్మహి కర్మ క్రియతే క్రియతే కర్మహి కర్మ క్రియతే కర్మ క్రియతే క్రియతే కర్మ కర్మ క్రియతే రేవతీ రేవతీ క్రియతే కర్మ కర్మ క్రియతే రేవతీ క్రియతే రేవతీ రేవతీ క్రియతే క్రియతే రేవతీర్యజ్ఞపతి యజ్ఞపతి రేవతీ క్రియతే క్రియతే రేవతీర్యజ్ఞపతి రేవతీర్యజ్ఞపతి యజ్ఞపతి రేవతీ రేవతీర్యజ్ఞపతి ప్రియథా ప్రియథా యజ్ఞపతి రేవతీ రేవతీర్యజ్ఞపతి ప్రియథా యజ్ఞపతి ప్రియథా ప్రియథా యజ్ఞపతి యజ్ఞపతి ప్రియథా విశత విశత ప్రియథా యజ్ఞపతి యజ్ఞపతి ప్రియథా విశత యజ్ఞపతిమితి యజ్ఞాపతి ప్రియథా విశత విశత ప్రియథా ప్రియథా విశతేతి విశత ప్రియథా ప్రియథా విశతేతి ప్రియథేతి ప్రియాథా ఆవిశత విశత విశతేతి విశత విశతేతి విశతేతి విశత విశతేత్యాహేతి విశత విశతేత్యాహ ఇత్యాహేతిత్యాహయథాయజర్యథాయజరాహేతిత్యాహయథాయజుః ఆహయథాయజర్యథాయజరాహయథాయజరేవైవయథాయజరాహయథాయజరేవ యథాయజరేతి యథా యజుః ఏవైతదేతదేవైవైతదగ్నినాగ్నిమైతదేవైవైతదగ్నినాః ఏతదగ్నినాగ్నిమైతదేతదగ్నినా పురస్తాత్ పురస్తాదగ్నిమైతదేతదగ్నినా పురస్తాదేత్యేతి పురస్తాదగ్నినాగ్నినా పురస్తాదేతి పురస్తాదేత్యేతి పురస్తాత్ పురస్తాదేతి రక్షసాగుం రక్షసామేతి పురస్తాత్ పురస్తాదేతి రక్షసాం ఏతి రక్షసాగుం రక్షసామేత్యేతి రక్షసామపహత్యాపహత్యే రక్షసామేత్యేతి రక్షసామపహత్యే రక్షసాగుం రక్షసామపహత్యే పృథివ్యాః పృథివ్యాపహత్యే రక్షసాగుం రక్షసామపహత్యే పృథివ్యాః అపహత్యే పృథివ్యాః పృథివ్యాపహత్యే రక్షసాగుం రక్షసామపహత్యే పృథివ్యాః అపహత్యే పృథివ్యాః పృథివ్యాపహత్యే అపహత్యే పృథివ్యాః సంప్రజః సంప్రజః పృథివ్యాపహత్యే పృథివ్యాః సంప్రజః అపహత్యా ఇత్యపహత్యే పృథివ్యాః సంప్రజః సంప్రజః పృథివ్యాః పృథివ్యాః సంప్రజః పాహి పాహి సంప్రజః పృథివ్యాః పృథివ్యాః సంప్రజః పాహి సంప్రజః పాహి పాహి సంప్రజః సంప్రజః పాహీతి పాహి సంప్రజః సంప్రజః పాహీతి సంప్రజ ఇది సంప్రజః పాహీతి పాహి పాహీతి బలిహిర్ బలిహిరితి పాహి పాహీతి బలిహి ఇది బలిహిర్ బలిహిరితి ఇది బలిహిరుపోప బలిహిరితి ఇది బలిహిరుప బలిహిరుపోప బలిహిర్ బలిహిరుప ఆస్యత్య స్యత్యుప బలిహిర్ బలిహిరుప ఆస్యది ఉప ఆస్యత్య స్యత్యుపోప ఆస్యత్య స్కందాయా స్కందాయా స్యత్యుపోప ఆస్యత్య స్కందాయా అస్యత్యస్కందాయాస్కందాయాస్యత్యస్యత్యస్కందాయాస్కన్నమస్కన్నమస్కందాయాస్యత్యస్యత్యస్కందాయాస్కన్నం అస్కందాయాస్కన్నమస్కన్నమస్కందాయాస్కందాయాస్కన్నగుంహిః అస్కన్నమస్కందాయాస్కందాయాస్కన్నగుంహిః అస్కన్నగుంహిః అస్కన్నమస్కన్నగుంహిః తత్తద్ధిః తద్యద్యత్తద్ధిః తద్యద్ తద్యద్ బర్హిషి బర్హిషి యత్తద్ధిః బర్హిషి స్కందది స్కందది బర్హిషి స్కందది బర్హిషి స్కందది బర్హిషి స్కందది బర్హిషి స్కందత్యథో అథో స్కందది బర్హిషి బర్హిషి స్కందత్యథో స్కందత్యథో అథో స్కందది స్కందత్యథో బర్హిషదం బర్హిషదమథో స్కందది స్కందత్యథో బర్హిషదం అథో పరిహిషదం పరిహిషదమథో అథో పరిహిషదమేవైవ పరిహిషదమథో అథో పరిహిషదమేవ అథో ఇత్యథో పరిహిషదమేవైవ పరిహిషదం పరిహిషదమేవైనమేనమేవ పరిహిషదం పరిహిషదమేవైనం పరిహిషదమితి పరిహీసనం ఏవైనమేనమేవైనం కరోతి కరోత్యేనమేవైనం కరోతి ఏనం కరోతి కరోత్యేనమేనం కరోతి పరాం పరాం కరోత్యేనమేనం కరోతి పరాంగు కరోతి పరాం పరాం కరోతి కరోతి పరాంగా పరాం కరోతి కరోతి పరాంగా పరాంగా పరాం పరాంగా వర్తతే వర్తత ఆపరాం పరాంగా వర్తతే ఆవర్తతే వర్తత ఆవర్తతే ధర్యురధర్యుర్వర్తత ఆవర్తతే ధర్యు వర్తతే ధర్యురధర్యుర్వర్తతే వర్తతే ధర్యుః పశోః పశోరధర్యుర్వర్తతే వర్తతే ధర్యుః పశోః అధర్యః పశోః పశోరధర్యురధర్యుః పశోః సం జ్ఞప్యమానాత్ సం జ్ఞప్యమానాత్ పశోరధర్యురధర్యుః పశోః సం జ్ఞప్యమానాత్ పశోః సం జ్ఞప్యమానాత్ సం జ్ఞప్యమానాత్ పశోః పశోః సం జ్ఞప్యమానాత్ పశుభ్యః పశుభ్యః సం జ్ఞప్యమానాత్ పశోః పశోః సం జ్ఞప్యమానాత్ పశుభ్యః జ్ఞప్యమానాత్ పశుభ్యః పశుభ్యః సం జ్ఞప్యమానాత్ సం జ్ఞప్యమానాత్ పశుభ్య ఏవైవ పశుభ్యః సం జ్ఞప్యమానాత్ సం జ్ఞప్యమానాత్ పశుభ్య ఏవ సం జ్ఞప్యమానాదితి సం జ్ఞప్యమానాత్ పశుభ్య ఏవైవ పశుభ్యః పశుభ్య ఏవ తత్తదేవ పశుభ్యః పశుభ్య ఏవ తత్ పశుభ్య ఇది పశుభ్యః ఏవ తత్తదేవైవ తన్నినిద దేవైవ తన్ని తన్నిని దత్తన్నిన్నుదేన్నుదేని దత్తన్నిన్నుదే నిన్నుదేన్నుదేని నిన్నుద ఆత్మన ఆత్మనోన్నుదేని నిన్నుద ఆత్మన నుద ఆత్మన ఆత్మనోన్నుదేన్నుద ఆత్మనోనా ఆవృస్కాయ నా ఆవృస్కాయాత్మనోన్నుదేన్నుద ఆత్మనోనా ఆవృస్కాయ ఆత్మనోనా ఆవృస్కాయ నా ఆవృస్కాయాత్మన ఆత్మనోనా ఆవృస్కాయ గచ్చతి గచ్చతి నా ఆవృస్కాయాత్మన ఆత్మనోనా ఆవృస్కాయ గచ్చతి అనాహావృస్కాయ గచ్చతి గచ్చత్యనాహావృస్కాయ నాహావృస్కాయ గచ్చతి శ్రియకు శ్రియం గచ్చత్యనాహావృస్కాయ నాహావృస్కాయ గచ్చతి శ్రియం అనాహావృస్కాయేత్యనాహావృస్కాయ గచ్చతి శ్రియకు శ్రియం గచ్చతి గచ్చతి శ్రియం ప్రప్రశ్రియం గచ్చతి గచ్చతి శ్రియం ప్ర శ్రియం ప్రప్రశ్రియకు శ్రియం ప్రపశూన్ పశూన్ ప్రశ్రియకు శ్రియం ప్రపశూన్ ప్రపశూన్ పశూన్ ప్రప్రపశూనాప్నోత్యాప్నోది పశూన్ ప్రప్రపశూనాప్నోది పశూనాప్నోత్యాప్నోది పశూన్ పశూనాప్నోది యోయ ఆప్నోది పశూన్ పశూనాప్నోది య ఆప్నోది యోయ ఆప్నోత్యాప్నోది య ఏమేవయ్య ఆప్నోత్యాప్నోది య ఏం య ఏమేవయ్యోయ ఏం వేద వేదైవయ్యోయ ఏం వేద ఏం వేద వేదైవమేవం వేద పశ్చాల్లోకా పశ్చాల్లోకా వేదైవమేవం వేద పశ్చాల్లోకా వేద పశ్చాల్లోకా పశ్చాల్లోకా వేద వేద పశ్చాల్లోకా వై వై పశ్చాల్లోకా వేద వేద పశ్చాల్లోకా వై పశ్చాల్లోకా వై వై పశ్చాల్లోకా పశ్చాల్లోకా వా ఏషా వై పశ్చాల్లోకా పశ్చాల్లోకా వా ఏషా పశ్చాల్లోకేతి పశ్చాత్ లోకా వా ఏషైషా వై వా ఏషా ప్రాచీ ప్రాచ్యేషా వై వా ఏషా ప్రాచీ ఏషా ప్రాచీ ప్రాచ్యేషా ప్రాచ్యుదానీయత ఉదానీయతే ప్రాచ్యేషా ప్రాచ్యుదానీయతే ప్రాచ్యుదానీయత ఉదానీయతే ప్రాచీ ప్రాచ్యుదానీయతే యజ్ఞదానీయతే ప్రాచీ ప్రాచ్యుదానీయతే ఉదానీయతే యజ్ఞదానీయత ఉదానీయతే యత్పత్నీ పత్నీయదానీయత ఉదానీయతే యత్పత్నీ ఉదానీయత ఇత్యుదు ఆనీయతే యత్పత్నీ పత్నీ యద్యత్పత్నీ నమో నమః పత్నీ యద్యత్పత్నీ నమః పత్నీ నమో నమః పత్నీ పత్నీ నమస్తే తే నమః పత్నీ పత్నీ నమస్తే నమస్తే తే నమో నమస్త ఆతానాతాన తే నమో నమస్త ఆతాన త ఆతానాతానతే త ఆతానేతీత్యాతానతే త ఆతానేతి ఆతానేతీత్యాతానాతానేత్యాహేత్యాతానాతానేత్యాహ ఆతానేత్యాతాన ఆతానాస్తేభ్యస్తేభ్య ఆతానా ఆతానాస్తేభ్య ఏవైవతేభ్య ఆతానా ఆతానాస్తేభ్య ఏవ ఆతానాహిత్యాతానాః తేభ్య ఏవైవ తేభ్యస్తేభ్య ఏవ నమో నమ ఏవ తేభ్యస్తేభ్య ఏవ నమః ఏవ నమో నమ ఏవైవ నమస్కరోతి కరోతి నమ ఏవైవ నమస్కరోతి నమస్కరోతి కరోతి నమో నమస్కరోత్య నర్వా నర్వా కరోతి నమో నమస్కరోత్య నర్వా కరోత్య నర్వా నర్వా కరోతి కరోత్య నర్వా ప్రప్రా నర్వా కరోతి కరోత్య నర్వా ప్ర అనర్వా ప్రప్రా నర్వా నర్వా ప్రేహి హి ప్రా నర్వా నర్వా ప్రేహి ప్రేహి హి ప్రప్రేహీతి హి ప్రప్రేహీతి ఇహీతీతి హిహీత్యాహేతి హిహీత్యాహ ఇత్యాహేతీత్యాహ భ్రాతృవ్యా భ్రాతృవ్య ఆహేతీత్యాహ భ్రాతృవ్య ఆహ భ్రాతృవ్యో భ్రాతృవ్య ఆహ భ్రాతృవ్యో వై వై భ్రాతృవ్య ఆహ భ్రాతృవ్యో వై భ్రాతృవ్యో వై వై భ్రాతృవ్యో భ్రాతృవ్యో వా అర్వార్వా వై భ్రాతృవ్యో భ్రాతృవ్యో వా అర్వా వా అర్వార్వా వై వా అర్వా భ్రాతృవ్యాపనుచ్చై భ్రాతృవ్యాపనుచ్చ అర్వా వై వా అర్వా భ్రాతృవ్యాపనుచ్చై అర్వా భ్రాతృవ్యాపనుచ్చై భ్రాతృవ్యాపనుచ్చ అర్వార్వా భ్రాతృవ్యాపనుచ్చై ఘటస్య ఘటస్య భ్రాతృవ్యాపనుచ్చ అర్వార్వా భ్రాతృవ్యాపనుచ్చై ఘటస్య భ్రాతృవ్యాపనుచ్చై ఘటస్య ఘటస్య భ్రాతృవ్యాపనుచ్చై భ్రాతృవ్యాపనుచ్చై ఘటస్య కుల్యాం కుల్యాం ఘటస్య భ్రాతృవ్యాపనుచ్చై భ్రాతృవ్యాపనుచ్చై ఘటస్య కుల్యాం భ్రాతృవ్యాపనుచ్చా ఇది భ్రాతృవ్యాపనుచ్చై ఘటస్య కుల్యాం కుల్యాం ఘటస్య ఘటస్య కుల్యామన్మను కుల్యాం ఘటస్య ఘటస్య కుల్యామను కుల్యామన్మను కుల్యాం కుల్యామను సహ సహాను కుల్యాం కుల్యామను సహ అను సహ సహాన్మను సహ ప్రజయా ప్రజయా సహాన్మను సహ ప్రజయా సహ ప్రజయా ప్రజయా సహ సహ ప్రజయా సహ సహ ప్రజయా సహ సహ ప్రజయా సహ ప్రజయా సహ సహ ప్రజయా ప్రజయా సహ రాయో రాయ సహ ప్రజయా ప్రజయా సహ రాయ ప్రజయేతి ప్రజయా సహ రాయో రాయ సహ సహ రాజస్పోషేణ పోషేణ రాజ సహ సహ రాజస్పోషేణ రాజస్పోషేణ పోషేణ రాయో రాజస్పోషేణేతి పోషేణ రాయో రాజస్పోషేణేతి పోషేణేతి పోషేణ పోషేణేత్యాహేతి పోషేణ పోషేణేత్యాహ ఇత్యాహేతిత్యాహాశిషమాశిషమాహేతిత్యాహాశిషం ఆహాశిషమాశిషమాహాశిషమేవైవాశిషమాహాశిషమేవ శాస్త ఆప ఆపశ్శాస్త్రే శాస్త ఆపోదేవీర్దేవీరాపశ్శాస్త్రే శాస్త ఆపోదేవీ ఆపోదేవీర్దేవీరాప ఆపోదేవీశుద్ధాయవ శుద్ధాయువో దేవీరాప ఆపోదేవీశుద్ధాయువ దేవీశుద్ధాయువ శుద్ధాయువో దేవీర్దేవీశుద్ధాయువ ఇది శుద్ధాయువో దేవీర్దేవీశుద్ధాయువ ఇది శుద్ధాయువ ఇది శుద్ధాయువ శుద్ధాయువ ఇత్యాహ హేతు శుద్ధాయువ శుద్ధాయువ ఇత్యాహ శుద్ధాయువ ఇది శుద్ధాయువః ఇత్యాహేతిత్యాహయథాయుజర్యథాయుజరాహేతిత్యాహయథాయుజుః ఆహయథాయుజర్యథాయుజరాహయథాయుజరేవైవయథాయుజరాహయథాయుజరేవ యథాయుజరేవైవయథాయుజర్యథాయుజరేవైతదేతదేవయథాయుజరేవైతదే యథాయజురితియథాయజుః ఏవైతదేతదేవైవైతదే ఏతదిత్యేతద్ పశోర్వైవై పశోః పశోర్వా ఆలబ్ధస్యాలబ్ధస్య వై పశోః పశోర్వా ఆలబ్ధస్య ఆలబ్ధస్యాలబ్ధస్య వై వా ఆలబ్ధస్య ప్రాణాన్ ప్రాణానాలబ్ధస్యాలబ్ధస్య ప్రాణాన్ ఆలబ్ధస్య ప్రాణాన్ ప్రాణానాలబ్ధస్యాలబ్ధస్య ప్రాణాన్ చక్షుః ప్రాణానాలబ్ధస్యాలబ్ధస్య ప్రాణాన్ చక్షుః ఆలబ్ధస్యేత్యా ప్రాణాన్ చక్షుః ప్రాణాన్ ప్రాణాన్ చక్షుః చక్షుః ప్రాణాన్ ప్రాణాన్ చక్షుః ఆలబ్ధస్యేత్యా ప్రాణాన్ చక్షుః ప్రాణాన్ ప్రాణాన్ చక్షుః చక్షుః ప్రాణాన్ ప్రాణాన్ చక్షుః ప్రాణస్తేదే ప్రాణ ప్రాణస్త ఆదే ప్రాణ ప్రాణస్త ఆ ప్రాణ ఇది ప్రాణ ప్రాణస్త ఆదే ప్రాణ ప్రాణస్త ఆ ప్రాణ ఇది ప్రాణ ప్రాణస్త ఆదే ప్రాణ ప్రాణస్త ఆ ప్రాణ ఇది ప్రాణ ప్రాణస్త ఆదే ప్రాణ ప్రాణస్త ఆ ప్రాణ ఇది ప్రాణ ప్రాణస్త ఆదే ప్రాణ ప్రాణస్త ఆ ప్రాణ ఇది ప్రాణ ప్రాణస్త ఆదే ప్రాణ ప్రాణస్త ఆ ప్రాణ ఇది ప్రాణ ప్రాణస్త ఆదే ప్రాణ ప్రాణస్త ఆ ప్రాణ ఇది ప్రాణ ఇత్యాహేతీత్యాహ ప్రాణేభ్యః ప్రాణేభ్య ఆహేతీత్యాహ ప్రాణేభ్యః ఆహ ప్రాణేభ్యః ప్రాణేభ్య ఆహ ప్రాణేభ్య ఏవైవ ప్రాణేభ్య ఆహ ప్రాణేభ్య ఏవ ప్రాణేభ్య ఏవైవ ప్రాణేభ్యః ప్రాణేభ్య ఏవాస్యాస్యైవ ప్రాణేభ్యః ప్రాణేభ్య ఏవాస్య ప్రాణేభ్య ఇతి ప్రాణేభ్యః ఏవాస్యాస్యైవైవాస్యశుచకోశుతమస్యైవైవాస్యశుచం అస్యశుచకోశుతమస్యాస్యశుచకోశమయతి శమయతి శుచమస్యాస్యశుచకోశమయతి శుచకోశమయతి శమయతి శుచకోశుచకోశమయతి సా శమయతి శుచకోశుచకోశమయతి సా శమయతి సా శమయతి శమయతి సా ప్రాణేభ్యః ప్రాణేభ్యః సా శమయతి శమయతి సా ప్రాణేభ్యః సా ప్రాణేభ్యః ప్రాణేభ్యః సా ప్రాణేభ్యోధ్యధి ప్రాణేభ్యః సా ప్రాణేభ్యోధి ప్రాణేభ్యోధ్యధి ప్రాణేభ్యః ప్రాణేభ్యోధి పృథివీం పృథివీమధి ప్రాణేభ్యః ప్రాణేభ్యోధి పృథివీం ప్రాణేభ్య ఇది ప్రాణేభ్యః అధి పృథివీం పృథివీమధ్యధి పృథివీగూషుక్షుక్ పృథివీమధ్యధి పృథివీగూషుక్ పృథివీగూషుక్షుక్ పృథివీం పృథివీగూషుక్ ప్రశుక్ పృథివీం పృథివీగూషుక్ ప్రశుక్ర ప్రశుక్షుక్ ప్రవిశతి విశతి ప్రశుక్షుక్ ప్రవిశతి ప్రవిశతి విశతి ప్రవిశతి శంశం విశతి ప్రవిశతి శం విశది శగుంశం విశది విశది శమహోభ్యామహోభ్యాగుంశం విశది విశది శమహోభ్యాం శమహోభ్యామహోభ్యాగుంశగుంశమహోభ్యామిదీత్యహోభ్యాగుంశగుంశమహోభ్యామిది అహోభ్యామిదీత్యహోభ్యామహోభ్యామిదిని నీత్యహోభ్యామహోభ్యామిదిని మహోభ్యామిత్యహోభ్యాం ఇది నయతి నయతి నీతి నినయతి నిర్ణయతి నయతి నిర్ణయత్యహో రాత్రాభ్యామహో రాత్రాభ్యాన్నయతి నిర్ణయత్యహో రాత్రాభ్యాహోరాత్రాభ్యామహో రాత్రాభ్యాహో రాత్రాభ్యాన్నయతి నయత్యహో రాత్రాభ్యామేవైవాహో రాత్రాభ్యాహన్నయతి నయత్యహో రాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామేవైవాహో రాత్రాభ్యామహో రాత్రాభ్యామేవ పృథివ్యై పృథివ్యా ఏవాహో రాత్రాభ్యామహో రాత్రాభ్యామేవ పృథివ్యై అహోరాత్రాభ్యామిత్యః రాత్రాభ్యాం ఏవ పృథివ్యై పృథివ్యా ఏవైవ పృథివ్యేషు చకోశుచం పృథివ్యా ఏవైవ పృథివ్యేషుచం పృథివ్యేషు చకోశుచం పృథివ్యై పృథివ్యేషు చకోశమయతి శమయతి శుచం పృథివ్యై పృథివ్యేషు చకోశమయతి శుచకోశమయతి శమయతి శుచకోశుచకోశమయత్యోషధ ఔషధే శమయతి శుచకోశుచకోశమయత్యోషధే శమయత్యోషధ ఔషధే శమయతి శమయత్యోషధేత్రాయ స్వత్రాయస్వౌషధే శమయతి శమయత్యోషధేత్రాయ స్వా ఔషధేత్రాయ స్వత్రాయ స్వౌషధ ఔషధేత్రాయ స్వైనమేనంత్రాయ స్వౌషధ ఔషధేత్రాయ స్వైనం త్రాయ స్వైనమేనంత్రాయ స్వత్రాయ స్వైనగ్స్వధితే స్వధితేనంత్రాయ స్వత్రాయ స్వైనగ్స్వధితే ఏనగ్స్వధితే స్వధితేనమేనగ్స్వధితే మామా స్వధితేనమేనగ్స్వధితే మా స్వధితే మామా స్వధితే స్వధితే మైనమేనం మా స్వధితే స్వధితే మైనం స్వధిత ఇది స్వాధితే మైనమే నమ్మా మైన గోహి గుంశీరి గుంశీరే నమ్మా మైన గోహి గుంశీ ఏన గోహి గుంశీరి గుంశీరేణ మేన గోహి గుంశీరితేతి గుంశీరేణ మేన గోహి గుంశీరితి హిగుంశీరితేతి గుంశీరి గుంశీరిత్యాహేతి గుంశీరి గుంశీరిత్యాహ ఇత్యాహేతీత్యాహ వజ్ర వజ్ర ఆహేతీత్యాహ వజ్ర ఆహ వజ్ర వజ్ర ఆహ వజ్ర వై వై వజ్ర ఆహ వజ్ర వై వజ్రో వై వై వజ్రో వజ్రో వై స్వధి స్వధితిర్వై వజ్రో వజ్రో వై స్వధితి వై స్వధితి స్వధితిర్వై వై స్వధిశాంజీ స్వధితిర్వై వై స్వధిశాంజీ స్వధిశాంజీ శాంజీ స్వధితి స్వధిశాంజీ పార్శ్వద పార్శ్వదశాంజీ స్వధితి స్వధిశాంజీ పార్శ్వద స్వధితిరిది స్వాధి శాంజీ పార్శ్వద పార్శ్వదశాంజీ శాంజీ పార్శ్వద ఆపార్శ్వదశాంజీ శాంజీ పార్శ్వద ఆ పార్శ్వద ఆపార్శ్వద పార్శ్వద ఆచ్ఛది క్షత్యాపార్శ్వద పార్శ్వద ఆచ్ఛది ఆచ్ఛది క్షత్యాచ్ఛది మధ్యతో మధ్యతశ్చత్యాచ్ఛది మధ్యత ఛది మధ్యతో మధ్యతశ్చదిచ్ఛది మధ్యతో హి మధ్యతశ్చదిచ్ఛది మధ్యతో హి మధ్యతో హి మధ్యతో మధ్యతో హి మనుష్యా మనుష్యా హి మధ్యతో మధ్యతో హి మనుష్యా ఆహ హి మనుష్యా మనుష్యా హి మనుష్యా ఆచ్ఛంత్యాచ్ఛంతి మనుష్యా హి మనుష్యా ఆచ్ఛంతి మనుష్యా ఆచ్ఛంత్యాచ్ఛంతి మనుష్యా మనుష్యా ఆచ్ఛంతి తిరశ్చీనం తిరశ్చీనమాచ్ఛంతి మనుష్యా మనుష్యా ఆచ్ఛంతి తిరశ్చీనం ఆచ్ఛంతి తిరశ్చీనం తిరశ్చీనమాచ్ఛంత్యాచ్ఛంతి తిరశ్చీనమా తిరశ్చీనమాచ్ఛంత్యాచ్ఛంతి తిరశ్చీనమా ఆచ్ఛంతీత్యాచ్ఛంతి తిరశ్చీనమా తిరశ్చీనం తిరశ్చీనమాచ్ఛది ఛత్యా తిరశ్చీనం తిరశ్చీనమాచ్ఛది ఆచ్ఛది ఛత్యాచ్ఛత్యనోచీనం నోచీనం ఛత్యాచ్ఛత్యనోచీనం శత్యనోచేనమనోచేనం ఛతిఛత్యనోచేన గోహిత్యనోచేనం ఛతిఛత్యనోచేన గోహి అనోచేన గోహిత్యనోచేనమనోచేన గోహి మనుష్యామనుష్యాహ్యనోచేనమనోచేన గోహి మనుష్యాహ హిమనుష్యా మనుష్యా హి మనుష్యా ఆచ్ఛంది ఆచ్ఛంది మనుష్యా హి మనుష్యా ఆచ్ఛంది మనుష్యా ఆచ్ఛంది ఆచ్ఛంది మనుష్యా మనుష్యా ఆచ్ఛంది వ్యావృత్యై వ్యావృత్యా ఆచ్ఛంది మనుష్యా మనుష్యా ఆచ్ఛంది వ్యావృత్యై ఆచ్ఛంది వ్యావృత్యై వ్యావృత్యా ఆచ్ఛంది ఆచ్ఛంది వ్యావృత్యై రక్షసాగో రక్షసాం వ్యావృత్యా ఆచ్ఛంది ఆచ్ఛంది వ్యావృత్యై రక్షసాం ఆచ్ఛందీత్యాచ్ఛంది వ్యావృత్యై రక్షసాగో రక్షసాం వ్యావృత్యై వ్యావృత్యై రక్షసాం భాగో భాగో రక్షసాం వ్యావృత్యై వ్యావృత్యై రక్షసాం భాగ వ్యావృత్యా ఇది ఆవృత్తి రక్షసాం భాగో భాగో రక్షసాగో రక్షసాం భాగోస్థితి భాగో రక్షసాగో రక్షసాం భాగోసి భాగోస్థితి భాగో భాగోసీతి భాగో భాగోసీతి అసీదీత్యస్థ విమతస్థ విమత ఇత్యస్థ విమత ఇది స్థ విమతస్థ విమత ఇదేస్థ విమతో బలిహిర్బలిహస్థ విమత ఇదేస్థ విమతో బలిమతో బలిహిర్బలిహస్థ విమతస్థ విమతో బలిహిరక్వాక్వా బలిహస్థ విమతస్థ విమతో బలిహిరక్వా బలిహిరక్వాక్వా బలిహిర్బలిహిరక్వా పాక్వా బలిహిర్బలిహిరక్వా రక్వాక్వాస్యత్యపాక్వాక్వాస్యతి అపాస్యత్యపాస్యత్యస్నాస్నాస్యత్యపాస్యత్యస్నా అస్యత్యస్నాస్నాస్యత్యస్యత్యస్నైవైవాస్నాస్యత్యస్యత్యస్నైవ అస్నైవైవాస్నాస్నైవ రక్షాగుంసి రక్షాగుస్యేవాస్నాస్నైవ రక్షాగుంసి ఏవ రక్షాగుంసి రక్షాగుస్యేవైవ రక్షాగుంసి నిరవదయతే నిరవదయతే రక్షాగుస్యేవైవ రక్షాగుంసి నిరవదయతే రక్షాగుంసి నిరవదయతే నిరవదయతే రక్షాగుంసి రక్షాగుంసి నిరవదయత ఇదమిదం నిరవదయతే రక్షాగుంసి రక్షాగుంసి నిరవదయత ఇదం నిరవదయత ఇదమిదం నిరవదయతే నిరవదయత ఇదమహమహమిదం నిరవదయతే నిరవదయత ఇదమహం నిరవదయత ఇతిని అవదయతే ఇదమహమహమిదమిదమహగో రక్షో రక్షోహమిదమిదమహగో రక్ష మహగో రక్షో రక్షోహ మహగో రక్షోధమమ ధమగో రక్షోహ మహగో రక్షోధమం రక్షోధమమ ధమగో రక్షో రక్షోధమంతమస్తమో ధమగో రక్షో రక్షోధమంతమ అధమంతమస్తమో ధమమ ధమంతమో నయామి నయామి తమో ధమమ ధమంతమో నయామి తమో నయామి నయామి తమస్తమో నయామి యో యో నయామి తమస్తమో నయామి యః నయామి యో యో నయామి నయామి యోస్మానస్మాన్ యో నయామి నయామి యోస్మాన్ యోస్మానస్మాన్ యో యోస్మాన్ వేష్టి ద్వేష్ట్యస్మాన్ యో యోస్మాన్ వేష్టి అస్మాన్ వేష్టి ద్వేష్ట్యస్మానస్మాన్ వేష్టి యయ్యన్ వేష్ట్యస్మానస్మాన్ వేష్టియం వేష్టియ్యన్ వేష్టి ద్వేష్టియం వేష్టి ద్వేష్టియం వయం వయం చయ్యం వయం చ వయం వయం చ వయం ద్విష్మో ద్విష్మో వయం చ వయం ద్విష్మ అయం ద్విష్మో ద్విష్మో వయం వయం ద్విష్మైతి ద్విష్మో వయం వయం ద్విష్మైతి ద్విష్మైతి ద్విష్మో ద్విష్మైత్యాహేది ద్విష్మో ద్విష్మైత్యాహ ఇత్యాహేది ఇత్యాహద్వౌ ద్వా వాహేది ఇత్యాహద్వౌ ఆహద్వౌ ద్వా వాహద్వౌ వావవావద్వావాహద్వౌ వావ ద్వౌ వావవావద్వౌ ద్వౌ వావ పురుషౌ పురుషౌ వావద్వౌ ద్వౌ వావ పురుషౌ వావ పురుషౌ పురుషౌ వావవావ పురుషౌ యయ్యం పురుషౌ వావవావ పురుషౌయం పురుషౌ యయ్యం పురుషౌ పురుషౌ యం చ జయం పురుషౌ పురుషౌ యం చ యంచ జయ్యం చైవైవ జయ్యం చైవ చైవైవ చ చైవ ద్వేష్టి ద్వేష్ట్యేవ చ చైవ ద్వేష్టి ఏవ ద్వేష్టి ద్వేష్ట్యేవైవ ద్వేష్టి యో యో ద్వేష్ట్యేవైవ ద్వేష్టి యః ద్వేష్టి యో యో ద్వేష్టి ద్వేష్ట్యశ్చ చ యో ద్వేష్టి ద్వేష్ట్యశ్చ యశ్చ చ యో యశ్చైనమేనం చ యో యశ్చైనం చైనమేనం చ చైనం ద్వేష్టి ద్వేష్ట్యేనం చ చైనం ద్వేష్టి ఏనం ద్వేష్టి ద్వేష్ట్యేనమేనం ద్వేష్టి తౌ తౌ ద్వేష్ట్యేనమేనం ద్వేష్టి తౌ ద్వేష్టి తౌ తౌ ద్వేష్టి ద్వేష్టి తావుభావభౌ తౌ ద్వేష్టి ద్వేష్టి తావుభౌ తావుభావభౌ తౌ తావుభావ ధమమ ధమముభౌ తౌ తావుభావ ధమం ఉభావ ధమమ ధమముభావుభావ ధమంతమస్తమో ధమముభావుభావ ధమంతమః అధమంతమస్తమో ధమమ ధమంతమో నయతి నయతి తమో ధమమ ధమంతమో నయతి తమో నయతి నయతి తమస్తమో నయతీష ఇషే నయతి తమస్తమో నయతీషే నయతీష ఇషే నయతి నయతీషే త్వా త్వేషే నయతి నయతీషే త్వా ఇషే త్వా త్వేష ఇషే త్వేతి త్వేష ఇషే త్వేతి త్వేతి త్వేతి వపాం వపామితి త్వేతి వపాం ఇది వపాం వపామితి వపాముదు వపామితి వపాముదు వపాముతద్వపాం వపాముత్ఖిదతి ఖిదత్యుద్వపాం వపాముత్ఖిదతి ఉత్ఖిదతి ఖిదత్యుదుఖిదతీచ్ఛత ఇచ్ఛతే ఖిదత్యుదుఖిదతీచ్ఛతే ఖిదతీచ్ఛత ఇచ్ఛతే ఖిదతి ఖిదతీచ్ఛత ఇవే వేచ్ఛతే ఖిదతి ఖిదతీచ్ఛత ఇవ ఇచ్ఛత ఇవే వేచ్ఛత ఇచ్ఛత ఇవ హి వేచ్ఛత ఇచ్ఛత ఇవ హి ఇవ హి వే మహ్యేష ఏష హి వే మహ్యేష ఏష హిహ్యేషయోయ ఏష హిహ్యేషయ ఏష యోయ ఏష ఏషయోయజతేయజతేయ ఏష ఏషయోయజతే యోయజతేయజతేయో యోయజతేయజ్యజతేయో యోయజతేయత్ యజతేయజ్యజతేయజతేయదుపతృంజాదుపతృంజాద్యజతేయజతేయదుపతృంజాత్ యదుపతృంజాదుపతృంజాద్యద్యదుపతృంజాద్రుద్రోపతృంజాద్యద్యదుపతృంజాద్రుద్ర ఉపతృంజాద్రుద్రరుద్ర ఉపతృంజాద్రుపతృంజాద్రుద్రోస్యాస్యరుద్ర ఉపతృంజాద్రుపతృంజాద్రుద్రోస్య ఉపతృంజాదిత్యుపాతృంజాద్ రుద్రోస్యాస్యరుద్రోరుద్రోస్య పశూన్ పశూనస్య రుద్రోరుద్రోస్య పశూన్ అస్య పశూన్ పశూనస్యాస్య పశూన్ ఘాతుకో ఘాతుక పశూనస్యాస్య పశూన్ ఘాతుక పశూన్ ఘాతుకో ఘాతుక పశూన్ పశూన్ ఘాతుక స్యాత్ స్యాత్ ఘాతుక పశూన్ పశూన్ ఘాతుక స్యాత్ ఘాతుక స్యాత్ స్యాత్ ఘాతుకో ఘాతుక స్యాద్యద్యత్ స్యాత్ ఘాతుకో ఘాతుక స్యాద్యత్ స్యాద్యద్యత్ స్యాత్ స్యాద్యన్నలయత్ స్యాత్ స్యాద్యన్న ఎన్ననయజ్ఞన్నోపతృంజాదుపతృంజాన్నయజ్ఞన్నోపతృంజాద్ నోపతృంజాదుపతృంజాన్ననోపతృంజాదయతృంజాన్ననోపతృంజాదయతృంజాదయత ఉపతృంజాదయతృంజాదుపతృంజాదయత్యాత్యాదయతృంజాదుపతృంజాదయత్యాత్ ఉపతృంజాదిత్యుపాతృంజాద్ అయత్యాత్యాదయతయత్యాదన్యయాన్యయాత్యాదయత్యాదన్యయా స్యాదన్యయాన్యయా స్యాత్ స్యాదన్యయోపతృణత్యుపతృణత్యన్యయా స్యాత్ స్యాదన్యయోపతృణత్తి అన్యయోపతృణత్యుపతృణత్యన్యయాన్యయోపతృణత్యన్యయాన్యయోపతృణత్యన్యయాన్యయోపతృణత్యన్యయాన ఉపతృణత్తీత్యుపాతృణత్తి అన్యయానన్యయాన్యయానధృత్యేనాన్యయాన్యయానధృత్యేనాన్యయాన్యయానధృత్యే ప్రప్రత్యావాపృథివీత్యావాపృథివీకృతేన ధృత్యే కృతేన ధృత్యే కృతేన ధృత్యే కృతేన ధృత్యే కృతేన ధృత్యావాపృథివీ కృతేన ధృత్యావాపృథివీ కృతేన ధృత్యావాపృథివీ ప్రప్రత్యావాపృథివీ కృతేన ధృత్యావాపృథివీ ప్రజావాపృథివీ ప్రప్రత్యావాపృథివీ జావాపృథివీ ప్రోర్ణ్వాధామోర్ణ్వాధాం ప్రత్యావాపృథివీ జావాపృథివీ ప్రోర్ణ్వాధామ్ జావాపృథివీ ఇది జావా పృథివీ ప్రోర్ణ్వాధామోర్ణ్వాధాం ప్రప్రోర్ణ్వాధామితి ఓర్ణ్వాధాం ప్రప్రోర్ణ్వాధామితి ఓ ఆహత్యా వా పృథివీ ఆహత్యా వా పృథివీ ఏవైవ ద్యావా పృథివీ ఆహత్యా వా పృథివీ ఏవ ద్యావా పృథివీ ఏవైవ ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఏవరసే నరసే నైవ ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఏవరసేన ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఏవరసే నరసే నైవైవ రసేనానక్యనక్యరసే నైవైవ రసేనానక్తి రసేనానక్యనక్కరసే నరసేనానక్యచ్ఛిన్నోచ్ఛిన్నానక్కరసే నరసేనానక్యచ్ఛిన్న అనక్యచ్ఛిన్నోచ్ఛిన్నానక్యనక్యచ్ఛిన్నోరాయోరాయోచ్ఛిన్నానక్యనక్యచ్ఛిన్నోరాయ అచ్ఛిన్నోరాయోరాయోచ్ఛిన్నోచ్ఛిన్నోరాయస్వీరస్వీరోరాయోచ్ఛిన్నోచ్ఛిన్నోరాయస్వీర రాయస్వీరస్వీరోరాయోరాయస్వీర ఇదీతిసువీరోరాయోరాయస్వీర ఇది సువీర ఇదీతి సువీరస్వీర ఇత్యాహేతి సువీరస్వీర ఇత్యాహ సువీర ఇది సువీర ఇత్యాహేతి ఇత్యాహయథాయుర్యథాయుజురాహేతి ఇత్యాహయథాయుజు ఆహయథాయుర్యథాయుజురాహాహయథాయుజురేవైవయథాయుజురాహాహయథాయుజురేవ యథాయుజురేవైవయథాయుర్యథాయుజురేవైతదేతదేవయథాయుజుర్యథాయుజురేవైతద్ యథాయుజురేవైవయథాయుజుర్యథాయుజురేవైతదేతదేవయథాయుజుర్యథాయుజు ఏవైతదేతదేవైవైతత్క్రోరం క్రోరమేతదేవైవైతత్క్రోరం ఏతత్ క్రూరం క్రూరమేతదేతత్ క్రూరమివేవ క్రూరమేతదేతత్ క్రూరమివ క్రూరమివేవ క్రూరం క్రూరమివై వా ఇవ క్రూరం క్రూరమివై ఇవ వై వా ఇవే వ ఏతదేతత్ వా ఇవే వ ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ కరోతి కరోత్యేతద్వై వా ఏతత్ కరోతి ఏతత్ కరోతి కరోత్యేతదేతత్ కరోతి యద్యత్ కరోత్యేతదేతత్ కరోతి యద్ కరోతి యద్యత్ కరోతి కరోతి యద్వపాం వపాం యత్ కరోతి కరోతి యద్వపాం యద్వపాం వపాం యద్యద్వపాముచ్ఛిదత్యుచ్ఛిదతి వపాం యద్యద్వపాముచ్ఛిదతి వపాముచ్ఛిదత్యుచ్ఛిదతి వపాం వపాముచ్ఛిదత్యురు ఉచ్ఛిదతి వపాం వపాముచ్ఛిదత్యురు ఉచ్ఛిదత్యురుక్షిదత్యుక్షిదత్యుర్వంతరిక్షమంతరిక్షమురుక్షిదత్యుచ్ఛిదత్యుర్వంతరిక్షం ఉచ్ఛిదతీత్యుఖిదతి ఉర్వంతరిక్షమన్వన్వంతరిక్షమురుర్వంతరిక్షమన్వన్వంతరిక్షమన్వన్విహీహ్యన్వంతరిక్షమన్విహీహ్యన్వన్విహీతీహ్యన్వన్విహీతి ఆహేతీహీత్యాహేతీత్యాహశాంచైశాంచాహేతీత్యాహశాంచైశాంచైప్రప్రశాంచాహశాంచైప్రవైవైప్రప్రవాఏషఏషవైప్రప్రవాఏషవాఏషఏషవైవాఏషోస్మాదస్మాదేషవైవాఏషోస్మాద్ఏషోస్మాదస్మాదేషఏషోస్మాల్లోకాల్లోకాదస్మాదేషఏషోస్మాల్లోకాద్ దేవత ఏవైవ దేవత ఏవ హవ్యేన హవ్యేనైవ దేవత దేవత ఏవ హవ్యేన ఏవ హవ్యేన హవ్యేనైవైవ హవ్యేనాన్వను హవ్యేనైవైవ హవ్యేనాను హవ్యేనాన్వను హవ్యేన హవ్యేనాన్వేత్యేత్యను హవ్యేన హవ్యేనాన్వేతి అన్వేత్యేత్యన్వన్వేతి నైత్యన్వన్వేతిన ఏతిన నైత్యేతినాంతమమంతమన్నైత్యేతినాంతమం నాంతమమంతమన్ననాంతమమంగారమంగారమంగారమన్ననాంతమమంగారం అంతమంగారమంగారమంతమమంతమంగారమత్యంగారమంతమమంగారమతి అంగారమత్యంగారమంగారమతి హరేద్ధరేతత్యంగారమంగారమతి హరేద్ అతిహరేద్ధరేదత్యతి హరేద్యద్యద్ధరేదత్యతి హరేద్యర్ హరేద్యద్యద్ధరేద్ధరేద్యరంతమమంతమయ్యద్ధరేద్ధరేద్యరంతమం ఇదంతమమంతమయ్యద్ధిరంతమంగారమంగారమంతమయ్యద్ధిరంతమంగారం అనంతమంగారమంగారమంతమమంతమంగారమతి హరేదతి హరేదంగారమతి హమంతమంగారమతి హరేద్ అంగారమతి హరేదతి హరేదంగారమంగారమతి హరేద్దేవత దేవత అతి హరేదంగారమంగారమతి హరేద్దేవత అతి హరేద్దేవత దేవత అతి హరేదతి హరేద్దేవత అత్యతి దేవత అతి హరేదతి హరేద్దేవత అది అతి హరేదిత్యతి హరేద్ దేవత అత్యతి దేవత దేవత అతిమన్యేతమన్యేతాతి దేవత అతిమన్యేత అతిమన్యేతమన్యేతాత్యతిమన్యేతవాయోవాయోమన్యేతాత్యతిమన్యేతవాయో అమన్యేతవాయోవాయోమన్యేతమన్యేతవాయో వివాయోమన్యేతమన్యేతవాయో వి వాయో వివాయో వీహి హి వివాయో వాయో వీహి హి వివీహి స్తోకానాగు స్తోకానామి హి వివీహి స్తోకానాం ఔషధీష్వేవైవౌషధీష్వేవ పశూన్ పశూనేవౌషధీష్వేవ పశూన్ ఏవ పశూన్ పశూనేవైవ పశూన్ ప్రతి ప్రతి పశూనేవైవ పశూన్ ప్రతి పశూన్ ప్రతి ప్రతి పశూన్ పశూన్ ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతి పశూన్ పశూన్ ప్రతిష్టాపయతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి స్వాహాకృతేభ్య స్వాహాకృతేభ్య స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి స్వాహాకృతేభ్య స్థాపయతి స్వాహాకృతేభ్య స్వాహాకృతేభ్య స్థాపయతి స్థాపయతి స్వాహాకృతేభ్య ప్రస్వాహాకృతేభ్య స్థాపయతి స్థాపయతి స్వాహాకృతేభ్య ప్ర స్వాహృదేభ్యః ప్రస్వాహృదేభ్యః స్వాహృదేభ్యః ప్రేష్యేష్య ప్రస్వాహృదేభ్యః స్వాహృదేభ్యః ప్రేష్య స్వాహృదేభ్య ఇది స్వాహృదేభ్యః ప్రేష్యేష్య ప్రప్రేష్యేతిష్య ప్రప్రేష్యేతి ఇష్యేతిష్యేష్యేత్యాహేతిష్యేష్యేత్యాహ ఇత్యాహేతిత్యాహ యజ్ఞస్య యజ్ఞస్యాహేతిత్యాహ యజ్ఞస్య ఆహ యజ్ఞస్య యజ్ఞస్యాహ యజ్ఞస్య సమిష్టి సమిష్టి యజ్ఞస్యాహ యజ్ఞస్య సమిష్టి యజ్ఞస్య సమిష్టి సమిష్టి యజ్ఞస్య యజ్ఞస్య సమిష్టి ప్రాణాపానౌ ప్రాణాపానౌ సమిష్టి యజ్ఞస్య యజ్ఞస్య సమిష్టి ప్రాణాపానౌ సమిష్టి ప్రాణాపానౌ ప్రాణాపానౌ సమిష్టి సమిష్టి ప్రాణాపానౌ వై వై ప్రాణాపానౌ సమిష్ట సమిష్టి ప్రాణాపానౌ వై సమిష్ట్యా ఇది సమ్ ఇష్టి ప్రాణాపాను వై వై ప్రాణాపాను ప్రాణాపాను వాదేతావేదౌ వై ప్రాణాపాను ప్రాణాపాను వాదేతౌ ప్రాణాపానావిద్ ప్రాణాపాను వాదేతావేదౌ వై వాదేతౌ పశూనాం పశూనామేతౌ వై వాదేతౌ పశూనాం ఏతౌ పశూనాం పశూనామేతావేదౌ పశూనాం యద్యత్ పశూనామేతావేదౌ పశూనాం యద్ పశూనాం యద్యత్ పశూనాం పశూనాం యత్ పృషదాజ్యం పృషదాజ్యం యత్ పశూనాం పశూనాం యత్ పృషదాజ్యం యత్పృషదాజ్యం పృషదాజ్యం యద్యత్ పృషదాజ్యమాత్మాత్మా పృషదాజ్యం యద్యత్ పృషదాజ్యమాత్మా పృషదాజ్యమాత్మాత్మా పృషదాజ్యం పృషదాజ్యమాత్మా వపా వపాత్మా పృషదాజ్యం పృషదాజ్యమాత్మా వపా పృషదాజ్యమితి పృషద ఆజ్యం ఆత్మా వపా వపాత్మాత్మా వపా పృషదాజ్యం పృషదాజ్యం వపాత్మాత్మా వపా పృషదాజ్యం వపా పృషదాజ్యం పృషదాజ్యం వపా వపా పృషదాజ్యమభిఘార్యాభిఘార్య పృషదాజ్యం వపా వపా పృషదాజ్యమభిఘార్య పృషదాజ్యమభిఘార్యాభిఘార్య పృషదాజ్యం పృషదాజ్యమభిఘార్య వపాం వపామభిఘార్య పృషదాజ్యం పృషదాజ్యమభిఘార్య వపాం పృషదాజ్యమిది పృషద్ ఆజ్యం అభిగార్య వపాం వపామభిఘార్యాభిఘార్య వపామభ్యభి వపామభిఘార్యాభిఘార్య వపామభి అభిఘార్యేత్యభిఘార్య వపామభ్యభి వపాం వపామభిఘారయతి ఘారయత్యభి వపాం వపామభిఘారయతి అభిఘారయతి ఘారయత్యభ్యభిఘారయత్యాత్మన్నాత్మన్ ఘారయత్యభ్యభిఘారయత్యాత్మన్ ఘారయత్యాత్మన్నాత్మన్ ఘారయతి ఘారయత్యాత్మన్నేవైవాత్మన్ ఘారయతి ఘారయత్యాత్మన్నేవ ఆత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవ పశూనాం పశూనామేవాత్మన్నాత్మన్నేవ పశూనాం ఏవ పశూనాం పశూనామేవైవ పశూనాం ప్రాణాపానౌ ప్రాణాపానౌ పశూనామేవైవ పశూనాం ప్రాణాపానౌ పశూనాం ప్రాణాపానౌ ప్రాణాపానౌ పశూనాం పశూనాం ప్రాణాపానౌ దధాతి దధాతి ప్రాణాపానౌ పశూనాం పశూనాం ప్రాణాపానౌ దధాతి ప్రాణాపానో దాది దాది ప్రాణాపానో ప్రాణాపానో దాది స్వాహా స్వాహా దాది ప్రాణాపానో ప్రాణాపానో దాది స్వాహా ప్రాణాపానావిధి ప్రాణాపానో దాది స్వాహా స్వాహా దాది దాది స్వాహోర్ధనభసమూర్ధనభసర్గ స్వాహా దాది దాది స్వాహోర్ధనభసం స్వాహోర్ధనభసమూర్ధనభసర్గ స్వాహా స్వాహోర్ధనభసం మారుతం మారుతమూర్ధనభసర్గ స్వాహా స్వాహోర్ధనభసం మారుతం ఓర్ధనభసం మారుతం మారుతమూర్ధనభసమూర్ధనభసం మారుతం గచ్చతం గచ్చతం మారుతమూర్ధనభసమూర్ధనభసం మారుతం గచ్చతం ఓర్ధనభసమిత్యోర్ధ్వానభసం మారుతం గచ్చతం గచ్చతం మారుతం మారుతం గచ్చతమితి గచ్చతం మారుతం మారుతం గచ్చతమితి గచ్చతమితి గచ్చతం గచ్చతమిత్యాహేది గచ్చతం గచ్చతమిత్యాహ ఇత్యాహేదిత్యాహోర్ధనభ ఓర్ధనభ ఆహేదిత్యాహోర్ధనభా ఆహోర్ధనభ ఊర్ధ్వనభ ఆహోర్ధ్వనభర్ధ్వనభ ఆహోర్ధ్వనభ ఊర్ధ్వనభర్ధ్వనభ ఊర్ధ్వనభస్మ స్మ హోర్ధ్వనభ ఊర్ధ్వనభస్మ ఊర్ధ్వనభ ఇత్యూర్ధ్వనభ అస్మ స్మ స్మ వై వై స్మ స్మ వై స్మ వై వై స్మ స్మ వై మారుతో మారుతో వై స్మ స్మ వై మారుత వై మారుతో మారుతో వై వై మారుతో దేవానాం దేవానాం మారుతో వై వై మారుతో దేవానాం మారుతో దేవానాం దేవానాం మారుతో మారుతో దేవానాం వపాశ్రవణి వపాశ్రవణి దేవానాం మారుతో మారుతో దేవానాం వపాశ్రవణి దేవానాం వపాశ్రవణి వపాశ్రవణి దేవానాం దేవానాం వపాశ్రవణి ప్రప్రవపాశ్రవణి దేవానాం దేవానాం వపాశ్రవణి ప్ర ఉపాశ్రవణే ప్రప్రవపాశ్రవణే వపాశ్రవణే ప్రహరతి హరతి ప్రవపాశ్రవణే వపాశ్రవణే ప్రహరతి ఉపాశ్రవణి ఇది వపాశ్రవణి ప్రహరతి హరతి ప్రహరతి తేన తేన హరతి ప్రహరతి తేన హరతి తేన తేన హరతి హరతి తేనైవ తేన హరతి హరతి తేనైవ తేనైవ తేన తేనైవేన తేనైవైనే ఏవైనే ఏవైవై నేత్రప్రైనే ఏవైవై నేత్ర ఏ నేత్రప్రైనే ఏ నేత్రహరతి హరతి ప్రైనే ఏ నేత్రహరతి ప్రహరేత్యేనే ప్రహరతి హరతి ప్రహరతి విశూచి విశూచి హరతి ప్రహరతి విశూచి హరతి విశూచి విశూచి హరతి హరతి విశూచి ప్రవిశూచి హరతి హరతి విశూచి ప్ర విశూచి ప్రవిశూచి విశూచి ప్రహరతి హరతి ప్రవిశూచి విశూచి ప్రహరతి విశూచి ఇది విశూచి ప్రహరతి హరతి ప్రహరతి తస్మాత్ తస్మాద్ధరతి ప్రహరతి తస్మాత్ హరతి తస్మాత్ తస్మాద్ధరతి హరతి తస్మాత్ విశ్వంచో విశ్వంచో తస్మాద్ధరతి హరతి తస్మాత్ విశ్వంచో తస్మాత్ విశ్వంచో విశ్వంచో తస్మాత్ తస్మాత్ విశ్వంచో ప్రాణపానో ప్రాణపానో విశ్వంచో తస్మాత్ తస్మాత్ విశ్వంచో ప్రాణపానో విశ్వంచో ప్రాణపానో ప్రాణపానో విశ్వంచో విశ్వంచో ప్రాణపానో ప్రాణాపానామిది ప్రాణపానో పశుమాలభ్యాలభ్య పశుం పశుమాలభ్య పురోడాశం పురోడాశమాలభ్య పశుం పశుమాలభ్య పురోడాశం ఆలభ్య పురోడాశం పురోడాశమాలభ్యాలభ్య పురోడాశం నిర్నిష్పురోడాశమాలభ్యాలభ్య పురోడాశన్ని ఆలభ్యేత్యాలభ్య పురోడాశం నిర్నిష్పురోడాశం పురోడాశం నిర్మపది వపతి నిష్పురోడాశం పురోడాశం నిర్మపది నిర్మపతి వపతి నిర్నిర్మపతి సమేధకం సమేధం వపతి నిర్నిర్మపతి సమేధం వపతి సమేధకం సమేధం వపతి వపతి సమేధమేవైవ సమేధం వపతి వపతి సమేధమేవ సమేధమేవైవ సమేధకం సమేధమేవైనమేనమేవ సమేధకం సమేధమేవైనం సమేధమితి సా మేధం ఏవైనమేనమేవైవైనమైనమేవైవైనమా ఏనమైనమేనమాలభతే రభత ఐనమేనమాలభతే ఆలభతే రభత ఆలభతే వపయా వపయా లభత ఆలభతే వపయా లభతే వపయా వపయా లభతే లభతే వపయా ప్రచర్య ప్రచర్య వపయా లభతే లభతే వపయా ప్రచర్య వపయా ప్రచర్య ప్రచర్య వపయా వపయా ప్రచర్య పురోడాశేన పురోడాశేన ప్రచర్య వపయా వపయా ప్రచర్య పురోడాశేన ప్రచర్య పురోడాశేన పురోడాశేన ప్రచర్య ప్రచర్య పురోడాశేన ప్రపురోడాశేన ప్రచర్య ప్రచర్య పురోడాశేన ప్రచర్యేది ప్రాచర్య పురోడాశేన ప్రపురోడాశేన పురోడాశేన ప్రచరతి చరతి ప్రపురోడాశేన పురోడాశేన ప్రచరతి ప్రచరతి చరతి ప్రచరతి శూర్గోర్చరతి ప్రచరత్యూర్గ్ శరత్యూర్గోర్చరతి చరత్యోర్గ్వై వా ఊర్చరతి చరత్యోర్గ్వై ఊర్గ్వై వా ఊర్గోర్గ్వై పురోడాశ పురోడాశో వా ఊర్గోర్గ్వై పురోడాశ వై పురోడాశ పురోడాశో వై వై పురోడాశ ఊర్జమూర్జం పురోడాశో వై వై పురోడాశ ఊర్జం పురోడాశ ఊర్జమూర్జం పురోడాశ పురోడాశ ఊర్జమేవైవోర్జం పురోడాశ పురోడాశ ఊర్జమేవ ఊర్జమేవైవోర్జమూర్జమేవ పశూనాం పశూనామేవోర్జమూర్జమేవ పశూనాం ఏవ పశూనాం పశూనామేవైవ పశూనాం మధ్యతో మధ్యతః పశూనామేవైవ పశూనాం మధ్యతః పశూనాం మధ్యతో మధ్యతః పశూనాం పశూనాం మధ్యతో దధాతి దధాతి మధ్యతః పశూనాం పశూనాం మధ్యతో దధాతి మధ్యతో దధాతి దధాతి మధ్యతో మధ్యతో దధాత్యథో అథో దధాతి మధ్యతో మధ్యతో దధాత్యథో దధాత్యథో అథో దధాతి దధాత్యథో పశోః పశోరథో దధాతి దధాత్యథో పశోః అథో పశోః పశోరథో అథో పశోరేవైవ పశోరథో అథో పశోరేవ అథో ఇత్యథో పశోరేవైవ పశోః పశోరేవ ఛత్రం ఛత్రమేవ పశోః పశోరేవ ఛత్రం ఏవ ఛత్రం ఛత్రమేవైవ ఛత్రమప్యవిఛత్రమేవైవ ఛత్రమపి ఛత్రమప్యవిఛత్రం ఛత్రమపి దధాతి దధాత్యవిఛత్రం ఛత్రమపి దధాతి అపి దధాతి దధాత్యప్యపి దధాతి పురుషరాజ్యస్య పురుషరాజ్యస్య దధాత్యప్యపి దధాతి పురుషరాజ్యస్య దధాతి పురుషరాజ్యస్య పురుషరాజ్యస్య దధాతి దధాతి పురుషరాజ్యస్యోపహత్యోపహత్య పురుషరాజ్యస్య దధాతి దధాతి పురుషరాజ్యస్యోపహత్య పురుషరాజ్యస్యోపహత్యోపహత్య పురుషరాజ్యస్య పురుషరాజ్యస్యోపహత్యత్రి స్త్రిరుపహత్య పురుషరాజ్యస్య పురుషరాజ్యస్యోపహత్యత్రి పురుషదాజ్యస్యేతి పురుషత ఆజ్యస్య ఉపహత్యత్రి స్త్రిరుపహత్యోపహత్యత్రి పృచ్ఛతి పృచ్ఛతి త్రిరుపహత్యోపహత్యత్రి పృచ్ఛతి ఉపహత్యేత్యుపాహత్య త్రిః పృచ్ఛతి పృచ్ఛతి త్రిస్త్రిః పృచ్ఛతి శతకం శృతం పృచ్ఛతి త్రిస్త్రిః పృచ్ఛతి శృతం పృచ్ఛతి శతకం శృతం పృచ్ఛతి పృచ్ఛతి శతకం హవీశ్రుతం పృచ్ఛతి పృచ్ఛతి శతకం హవీ శృతకం హవీ శతగుం హవీశ్యమితో హవీశ్యమిత హవీశ్యమిదశ్యమితో హవీ హవీశ్యమిత హరిశ్యమిత్రిశత్యాయ దేవాయో దేవాయోశ్రుతమశ్రుతయోశ్రుతం యోశ్రుతమశ్రుతయోశ్రుతగోశ్రుతగోశ్రుతమశ్రుతయోశ్రుతగోశ్రుతం దేవాస్సు వర్గం లోకం లోకగుంసు వర్గం దేవా దేవాస్సు వర్గం లోకం సువర్గం లోకం లోకగం సువర్గగం సువర్గం లోకమాయన్నాయన్ లోకగం సువర్గగం సువర్గం లోకమాయన్ సువర్గమితి సువర్గం లోకమాయన్నాయన్ లోకం లోకమాయంతేత ఆయన్ లోకం లోకమాయంతే ఆయంతేత ఆయన్నాయంతే మన్యంతామన్యంత ఆయన్నాయంతే మన్యంత తే మన్యంతామన్యంత తే మన్యంత మనుష్యా మనుష్యా అమన్యంత తే మన్యంత మనుష్యా అమన్యంత మనుష్యా మనుష్యా అమన్యంతామన్యంత మనుష్యా నో నో మనుష్యా అమన్యంతామన్యంత మనుష్యాన మనుష్యా నో నో మనుష్యా మనుష్యా నోన్వా భవిష్యంత్యన్వా భవిష్యంతి నో మనుష్యా మనుష్యా నోన్వా భవిష్యంతి నోన్వా భవిష్యంత్యన్వా భవిష్యంతి నో నోన్వా భవిష్యంతీతిత్యన్వా భవిష్యంతి నో నోన్వా భవిష్యంతీతి అన్వా భవిష్యంతీతిత్యన్వా భవిష్యంత్యన్వా భవిష్యంతీతి తస్య తస్యేత్యన్వా భవిష్యంత్యన్వా భవిష్యంతీతి తస్య అన్వా భవిష్యంతీత్యను ఆ భవిష్యంతి ఇది తస్య తస్యేతి తస్య శిరశిరస్తస్యేతి తస్య శిర తస్య శిరశిరస్తస్య తస్య శిరశ్చిత్వా చిత్వా శిరస్తస్య తస్య శిరశ్చిత్వా శిరశ్చిత్వా చిత్వా శిరశిరశ్చిత్వా మేధం మేధం చిత్వా శిరశిరశ్చిత్వా మేధం చిత్వా మేధం మేధం చిత్వా చిత్వా మేధం ప్రప్రమేధం చిత్వా చిత్వా మేధం ప్ర మేధం ప్రప్రమేధం మేధం ప్రాక్షారయన్న క్షారయన్ ప్రమేధం మేధం ప్రాక్షారయన్ ప్రాక్షారయన్న క్షారయన్ ప్రప్రాక్షారయన్ సోక్షారయన్ ప్రప్రాక్షారయన్ స అక్షారయన్ సోక్షారయన్న క్షారయన్ సప్రక్ష ప్రక్షసోక్షారయన్న క్షారయన్ సప్రక్ష సప్రక్ష ప్రక్షస్త ప్రక్షోభవత్ ప్రక్షోభవత్ ప్రక్షోభవత్ భవత్ ప్రక్ష ప్రక్షోభవత్తత్తదభవత్ ప్రక్ష ప్రక్షోభవత్తదు ప్రక్షస్య ప్రక్షస్య తత్ ప్రక్షస్య ప్రక్షత్వం ప్రక్షత్వం ప్రక్షస్య తత్ ప్రక్షస్య ప్రక్షత్వం ప్రక్షస్య ప్రక్షత్వం ప్రక్షత్వం ప్రక్షస్య ప్రక్షస్య ప్రక్షత్వం యద్యత్ ప్రక్షత్వం ప్రక్షస్య ప్రక్షస్య ప్రక్షత్వం యద్ ప్రక్షత్వం యద్యత్ ప్రక్షత్వం ప్రక్షత్వం యత్ ప్రక్షశాఖా ప్రక్షశాఖా యత్ ప్రక్షత్వం ప్రక్షత్వం యత్ ప్రక్షశాఖా ప్రక్షత్వమిది ప్రక్షత్వం యత్ ప్రక్షశాఖా ప్రక్షశాఖా యద్యత్ ప్రక్షశాఖోత్తర బరిహిరుత్తర బరిహి ప్రక్షశాఖా యద్యత్ ప్రక్షశాఖోత్తర బరిహి ప్రక్షశాఖోత్తర బరిహిరుత్తర బరిహి ప్రక్షశాఖా ప్రక్షశాఖోత్తర బరిహిర్భవతి భవత్యుత్తర బరిహి ప్రక్షశాఖా ప్రక్షశాఖోత్తర బరిహిర్భవతి ప్రక్షశాఖే ప్రక్షశాఖా ఉత్తర బరిహిర్భవతి భవత్యుత్తర బరిహిరుత్తర బరిహిర్భవతి సమేధస్య సమేధస్య భవత్యుత్తర బరిహిరుత్తర బరిహిర్భవతి సమేధస్య ఉత్తర బరిహిరిత్యుత్తర బరిహి భవతి సమేధస్య సమేధస్య భవతి భవతి సమేధస్యైవైవ సమేధస్య భవతి భవతి సమేధస్యైవ సమేధస్యైవైవ సమేధస్య సమేధస్యైవ పశోః పశోరేవ సమేధస్య సమేధస్యైవ పశోః సమేధస్యేతి స మేధస్య ఏవ పశోః పశోరేవైవ పశోరవావ పశోరేవైవ పశోరవ పశోరవావ పశోః పశోరవద్యతిధ్యత్యవ పశోః పశోరవద్యతి అవద్యతిధ్యత్యవావద్యతి పశుం పశుం ధ్యత్యవావద్యతి పశుం యతి పశుం పశుం జ్యతిధ్యతి పశుం వై వై పశుం జ్యతిధ్యతి పశుం వై పశుం వై వై పశుం పశుం వై హ్రియమాణగ్ హ్రియమాణం వై పశుం పశుం వై హ్రియమాణం వై హ్రియమాణగ్ హ్రియమాణం వై వై హ్రియమాణగో రక్షాగుంసి రక్షాగుంసి హ్రియమాణం వై వై హ్రియమాణగో రక్షాగుంసి హ్రియమాణగో రక్షాగుంసి రక్షాగుంసి హ్రియమాణగ్ హ్రియమాణగో రక్షాగుస్యన్మన రక్షాగుంసి హ్రియమాణగ్ హ్రియమాణగో రక్షాగుస్యను రక్షాగుస్యన్మన రక్షాగుంసి రక్షాగుస్యను సచంతే సచంతే రక్షాగుంసి రక్షాగుస్యను సచంతే అనుసచంతే సచంతేన్వన సచంతేంతరాంతరా సచంతేన్వన సచంతేంతరా సచంతేంతరాంతరా సచంతే సచంతేంతరాయూపయ్యోపమంతరా సచంతే సచంతేంతరాయూపం అంతరాయూపయ్యోపమంతరాంతరాయూపం చూపమంతరాంతరాయూపం యూపం చూపయ్యోపం చాహవనీయమాహవనీయం చూపయ్యోపం చాహవనీయం చాహవనీయమాహవనీయం చాహవనీయం చాహవనీయం చాహవనీయం ఆహవనీయం చాహవనీయమాహవనీయం హరతి హరతి చాహవనీయమాహవనీయం హరతి ఆహవనీయమిత్యాహవనీయం చహరతి హరతి చహరతి రక్షసాగో రక్షసాగో హరతి చహరతి రక్షసాం హరతి రక్షసాగో రక్షసాగో హరతి హరతి రక్షసామపహత్యా అపహత్యే రక్షసాగో హరతి హరతి రక్షసామపహత్యై రక్షసామపహత్యా అపహత్యే రక్షసాగో రక్షసామపహత్యై పశోః పశోరపహత్యే రక్షసాగో రక్షసామపహత్యై పశోః అపహత్యై పశోః పశోరపహత్యా అపహత్యై పశోర్వై వై పశోరపహత్యా అపహత్యై పశోర్వై అపహత్యా ఇత్యపాహత్యై పశోర్వై వై పశో పశోర్వా ఆలబ్ధస్యాలబ్ధస్య వై పశో పశోర్వా ఆలబ్ధస్య వా ఆలబ్ధస్యాలబ్ధస్య వై వా ఆలబ్ధస్య మనోమన ఆలబ్ధస్య వై వా ఆలబ్ధస్య మన ఆలబ్ధస్య మనోమన ఆలబ్ధస్యాలబ్ధస్య మనోపామన ఆలబ్ధస్యాలబ్ధస్య మనోప ఆలబ్ధస్యేత్యాలబ్ధస్య మనోపామనో మనోపక్రామతిక్రామత్య భవనో మనోపక్రామతి అపక్రామతిక్రామత్య పాపక్రామతి మనోతాయి మనోతాయి క్రామత్య పాపక్రామతి మనోతాయి క్రామతి మనోతాయి మనోతాయి క్రామతి క్రామతి మనోతాయి హవిషో హవిషో మనోతాయి క్రామతి క్రామతి మనోతాయి హవిష మనోతాయి హవిషో హవిషో మనోతాయి మనోతాయి హవిషోపదీయమానస్యావదీయమానస్య హవిషో మనోతాయి మనోతాయి హవిషోపదీయమానస్య హవిషోపదీయమానస్యావదీయమానస్య హవిషో హవిషోపదీయమానస్యాన్నన్వవదీయమానస్య హవిషో హవిషోపదీయమానస్యాను అవదీయమానస్యాన్నన్వవదీయమానస్యావదీయమానస్యాను బ్రూహి బ్రూహ్యన్వవదీయమానస్యావదీయమానస్యాను బ్రూహి అవదీయమానస్యేత్యవదీయమానస్య అనుబ్రూహి బ్రూహ్యన్వను బ్రూహీతీతి బ్రూహ్యన్వను బ్రూహీతి బ్రూహీతీతి బ్రూహి బ్రూహీత్యాహ హేతి బ్రూహి బ్రూహీత్యాహ ఇత్యాహ హేదీత్యాహ మనోమన ఆహేదీత్యాహ మన అహమనోమన ఆహాహ మన ఏవైవ మన ఆహాహ మన ఏవ మన ఏవైవ మనోమన ఏవాస్యాస్యైవ మనోమన ఏవాస్య ఏవాస్యాస్యైవైవాస్యావాస్యైవైవాస్యావ అస్యావాస్యాస్యావరుంధే రుంధేవాస్యాస్యావరుంధే అవరుంధే రుంధేవావరుంధ ఏకాదశీకాదశ రుంధేవావరుంధ ఏకాదశ వృంద ఏకాదశీకాదశ రుంధే రుంధ ఏకాదశావదానాన్యవదానాన్యేకాదశ రుంధే రుంధ ఏకాదశావదానాని ఏకాదశావదానాన్యవదానాన్యేకాదశీకాదశావదానాన్యవావదానాన్యేకాదశీకాదశావదానాన్యవ అవదానాన్యవాదానాన్యవదానాన్యవద్యతిద్యత్యవదానాన్యవదానాన్యవద్యతి అవదానానీత్యవదానాని అవద్యతిద్యత్యవద్యతి దశ దశద్యత్యవద్యతి దశ జ్యతిదశ దశద్యతిద్యతి దశ వై వై దశద్యతిద్యతి దశ వై దశ వై వై దశ దశ వై పశోః పశోర్వై దశ దశ వై పశోః వై పశోః పశోర్వై వై పశోః ప్రాణాః ప్రాణాః పశోర్వై వై పశోః ప్రాణాః పశోః ప్రాణాః ప్రాణాః పశోః పశోః ప్రాణ ఆత్మాత్మా ప్రాణాః పశోః పశోః ప్రాణ ఆత్మా ప్రాణ ఆత్మాత్మా ప్రాణాః ప్రాణ ఆత్మైకాదశ ఏకాదశ ఆత్మా ప్రాణాః ప్రాణ ఆత్మైకాదశ ప్రాణ ఇది ప్రాణాః ఆత్మైకాదశ ఏకాదశ ఆత్మాత్మైకాదశోయా వానయావానేకాదశ ఆత్మాత్మైకాదశోయావాన్ ఏకాదశోయావానుయావానేకాదశ ఏకాదశోయావానేవైవయావానేకాదశ ఏకాదశోయావానేవ యావానేవైవయావానుయావానేవ పశుః పశురేవయావానుయావానేవ పశుః ఏవ పశుః పశురేవైవ పశుస్తస్య తస్య పశురేవైవ పశుస్తస్య పశుస్తస్య తస్య పశుః పశుస్తస్యావావ తస్య పశుః పశుస్తస్యావ తస్యావావ తస్య తస్యావద్యతి ద్యత్యవ తస్య తస్యావద్యతి అవద్యతి ద్యత్యవావద్యతి హృదయస్య హృదయస్య ద్యత్యవావద్యతి హృదయస్య ద్యతి హృదయస్య హృదయస్య ద్యతిద్యతి హృదయస్యాగ్రే గ్రే హృదయస్య ద్యతిద్యతి హృదయస్యాగ్రే హృదయస్యాగ్రే గ్రే హృదయస్య హృదయస్యాగ్రే వావాగ్రే హృదయస్య హృదయస్యాగ్రేవ అగ్రే వావాగ్రే గ్రేవద్యతి ద్యత్యవాగ్రే గ్రేవద్యతి అవద్యతి ద్యత్యవావద్యత్యథావద్యత్యవావద్యత్యథ జ్యథాధ్యతిద్యత్యథ జిహ్వాయా జిహ్వాయా అథ్యతి ద్యత్యథ జిహ్వాయా అథ జిహ్వాయా జిహ్వాయా అథాధ జిహ్వాయా అథాధ జిహ్వాయా అథాధ జిహ్వాయా అథ జిహ్వాయా అథాధ జిహ్వాయా జిహ్వాయా అథ వక్షసో వక్షసోథ జిహ్వాయా జిహ్వాయా అథ వక్షస అథ వక్షసో వక్షసోథాధ వక్షసో యద్యద్వక్షసోథాధ వక్షసో యద్ వక్షసో యద్యద్వక్షసో వక్షసో యద్వై వై యద్వక్షసో వక్షసో యద్వై యద్వై వై యద్యద్వై హృదయేన హృదయేన వై యద్యద్వై హృదయేన వై హృదయేన హృదయేన వై వై హృదయేనాభిగచ్చత్యభిగచ్చతి హృదయేన వై వై హృదయేనాభిగచ్చతి హృదయేనాభిగచ్చత్యభిగచ్చతి హృదయేన హృదయేనాభిగచ్చతి తదభిగచ్చతి హృదయేన హృదయేనాభిగచ్చతి తద్ అభిగచ్చతి తత్తదభిగచ్చత్యభిగచ్చతి తద్జిహ్వయా జిహ్వయా తదభిగచ్చత్యభిగచ్చతి తద్జిహ్వయా అభిగచ్చతీత్యభిగచ్చతి తజ్జిహ్వయా జిహ్వయా తత్తజ్జిహ్వయా వదతి వదతి జిహ్వయా తత్తజ్జిహ్వయా వదతి జిహ్వయా వదతి వదతి జిహ్వయా జిహ్వయా వదతి యద్యద్వదతి జిహ్వయా జిహ్వయా వదతి యద్ వదతి యద్యద్వదతి వదతి యద్జిహ్వయా జిహ్వయా యద్వదతి వదతి యద్జిహ్వయా యజ్జిహ్వయా జిహ్వయా యజ్జిహ్వయా వదతి వదతి జిహ్వయా యజ్జిహ్వయా వదతి జిహ్వయా వదతి వదతి జిహ్వయా జిహ్వయా వదతి తత్తద్వదతి జిహ్వయా జిహ్వయా వదతి తత్ వదతి తత్తద్వదతి వదతి తదురస ఉరసస్తద్వదతి వదతి తదురస తదురస ఉరసస్తత్తదురసోధ్యధ్యురసస్తత్తదురసోధి ఉరసోధ్యధ్యురస ఉరసోధి నిర్నిరధ్యురస ఉరసోధిని అధి నిర్నిరధ్యధి నిర్వదతి వదతి నిరధ్యధి నిర్వదతి నిర్వదతి వదతి నిర్నిర్వదచ్చేతదేతద్వదతి నిర్నిర్వదచ్చేతత్ వదచ్చేతదేతద్వదతి వదచ్చేతద్వైవ ఏతద్వదతి వదచ్చేతద్వై ఏతద్వైవ ఏతదేతద్వై పశోః పశోర్వా ఏతదేతద్వై పశోః వై పశోః పశోర్వై వై పశోర్యథా పూర్వం యథా పూర్వం పశోర్వై వై పశోర్యథా పూర్వం పశోర్యథా పూర్వం యథా పూర్వం పశోః పశోర్యథా పూర్వం యస్య యస్య యథా పూర్వం పశోః పశోర్యథా పూర్వం యస్య యథా పూర్వం యస్య యస్య యథా పూర్వం యథా పూర్వం యస్యైవమేవం యస్య యథా పూర్వం యథా పూర్వం యస్యైవం యథా పూర్వమితి యథా పూర్వం యస్యైవమేవం యస్య యస్యైవమవదాయ వదాయైవం యస్య యస్యైవమవదాయ అవదాయ యథా కామం యథా కామమవదాయ వదాయ యథా కామముత్తరేషాముత్తరేషాం యథా కామమవదాయ వదాయ యథా కామముత్తరేషాం అవదాయేత్యవాదాయ యథా కామముత్తరేషాముత్తరేషాం యథా కామం యథా కామముత్తరేషామవద్యత్య వద్యత్యుత్తరేషాం యథా కామం యథా కామముత్తరేషామవద్యతి యథా కామమితి యథా కామం ఉత్తరేషామవద్యత్య వద్యత్యుత్తరేషాముత్తరేషామవద్యతి యథా పూర్వం యథా పూర్వమవద్యత్యుత్తరేషాముత్తరేషామవద్యతి యథా పూర్వం ఉత్తరేషామిత్యుత్తరేషాం అవద్యతి యథా పూర్వం యథా పూర్వమవద్యత్య వద్యతి యథా పూర్వమేవైవ యథా పూర్వమవద్యత్య వద్యతి యథా పూర్వమేవ అవద్యతీత్యవాద్యతి యథా పూర్వమేవైవ యథా పూర్వం యథా పూర్వమేవాస్యైవ యథా పూర్వం యథా పూర్వమేవాస్య యథా పూర్వమితి యథా పూర్వం ఏవాస్యాశ్రీవైవాస్య పశోః పశోరస్యైవైవాస్య పశోః అస్య పశోః పశోరస్యాస్య పశోరవత్తమవత్తం పశోరస్యాస్య పశోరవత్తం పశోరవత్తమవత్తం పశోః పశోరవత్తం భవతి భవత్యవత్తం పశోః పశోరవత్తం భవతి అవత్తం భవతి భవత్యవత్తమవత్తం భవతి మధ్యతో మధ్యతో భవత్యవత్తమవత్తం భవతి మధ్యతః భవతి మధ్యతో మధ్యతో భవతి భవతి మధ్యతో గుదస్య గుదస్య మధ్యతో భవతి భవతి మధ్యతో గుదస్య మధ్యతో గుదస్య గుదస్య మధ్యతో మధ్యతో గుదస్యావావ గుదస్య మధ్యతో మధ్యతో గుదస్యావ గుదస్యావావ గుదస్య గుదస్యావద్యతి ధ్యత్యవ గుదస్య గుదస్యావద్యతి అవద్యతి ధ్యత్యవావద్యతి మధ్యతో మధ్యతో ధ్యత్యవావద్యతి మధ్యతః జరి మధ్యతో మధ్యతోద్యరి మధ్యతో హి మధ్యతోద్యరి మధ్యతో హి మధ్యతో హి మధ్యతో మధ్యతో హి ప్రాణ ప్రాణో హి మధ్యతో మధ్యతో హి ప్రాణ హి ప్రాణ ప్రాణో హి ప్రాణ ఉత్తమస్యోత్తమస్య ప్రాణో హి ప్రాణ ఉత్తమస్య ప్రాణ ఉత్తమస్యోత్తమస్య ప్రాణ ప్రాణ ఉత్తమస్యావోత్తమస్య ప్రాణ ప్రాణ ఉత్తమస్యావ ప్రాణ ఇది ప్రాణ ఉత్తమస్యావావోత్తమస్యోత్తమస్యావద్యతి ధ్యత్యవోత్తమస్యోత్తమస్యావద్యతి ఉత్తమస్యేత్యుదోత్తమస్య అవద్యతి ధ్యత్యవావద్యత్యుత్తమ ఉత్తమోద్యత్యవావద్యత్యుత్తమ ధ్యత్యుత్తమ ఉత్తమోద్యతి ధ్యత్యుత్తమో హి హ్యుత్తమోద్యతి ధ్యత్యుత్తమో హి ఉత్తమో హి హ్యుత్తమ ఉత్తమో హి ప్రాణ ప్రాణో హ్యుత్తమ ఉత్తమో హి ప్రాణ ఉత్తమ ఇత్యుదోత్తమ హి ప్రాణ ప్రాణో హి ప్రాణో యది యది ప్రాణో హి ప్రాణో యది ప్రాణో యది యది ప్రాణ ప్రాణో యదీతరమితరం యది ప్రాణ ప్రాణో యదీతరం ప్రాణ ఇది ప్రాణ యదీతరమితరం యది యదీతరం యది యదీతరం యది యదీతరం యది ఇతరం యది యదీతరమితరం యదీతరమితరం యదీతరమితరం యదీతరం యదీతరమితరం యది యదీతరముభయముభయమితరం యది యదీతరముభయం ఇతరముభయముభయమితరమితరముభయమేవైవోభయమితరమితరముభయమేవ ఉభయమేవైవోభయముభయమేవ జామ్యజామ్యేవోభయముభయమేవ జామి ఏవాజామ్యజామ్యేవైవాజామి జాయమానో జాయమానో జామ్యేవైవాజామి జాయమానః అజామి జాయమానో జాయమానో జామ్యజామి జాయమానో వై వై జాయమానో జామ్యజామి జాయమానో వై జాయమానో వై వై జాయమానో జాయమానో వై బ్రాహ్మణో బ్రాహ్మణో వై జాయమానో జాయమానో వై బ్రాహ్మణ వై బ్రాహ్మణో బ్రాహ్మణో వై వై బ్రాహ్మణస్త్రిభిస్త్రిభిర్బ్రాహ్మణో వై వై బ్రాహ్మణస్త్రిభి బ్రాహ్మణస్త్రిభిస్త్రిభిర్బ్రాహ్మణో బ్రాహ్మణస్త్రిభిర్ణవర్ణవ త్రిభిర్బ్రాహ్మణో బ్రాహ్మణస్త్రిభిర్ణవ త్రిభిరుణవర్ణవ త్రిభిస్త్రిభిరుణవ జాయతే జాయతర్ణవ త్రిభిస్త్రిభిరుణవ జాయతే త్రిభిరితి త్రీభిః ఋణవా జాయతే జాయతర్ణవర్ణవ జాయతే బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యేణ జాయతర్ణవర్ణవ జాయతే బ్రహ్మచర్యేణ ఋణవేత్యుణవ జాయతే బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యేణ జాయతే జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య ఋషిభ్యో బ్రహ్మచర్యేణ జాయతే జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య బ్రహ్మచర్యేణ ఋషిభ్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన యజ్ఞేన ఋషిభ్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన బ్రహ్మచర్యేణేతి బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన యజ్ఞేన ఋషిభ్య ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్యో దేవేభ్యో యజ్ఞేన ఋషిభ్య ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్య ఋషిభ్యుషిభ్య యజ్ఞేన దేవేభ్యో దేవేభ్యో యజ్ఞేన యజ్ఞేన దేవేభ్యః ప్రజయా ప్రజయా దేవేభ్యో యజ్ఞేన యజ్ఞేన దేవేభ్యః ప్రజయా దేవేభ్యః ప్రజయా ప్రజయా దేవేభ్యో దేవేభ్యః ప్రజయా పితృభ్యః పితృభ్యః ప్రజయా దేవేభ్యో దేవేభ్యః ప్రజయా పితృభ్యః ప్రజయా పితృభ్యః పితృభ్యః ప్రజయా ప్రజయా పితృభ్య ఏష పితృభ్యః ప్రజయా ప్రజయా పితృభ్య ఏష ప్రజయేతి ప్రాజయా పితృభ్య ఏష ఏష పితృభ్యః పితృభ్య ఏష వై వా ఏష పితృభ్యః పితృభ్య ఏష వై పితృభ్య ఇతి పితృభ్యః ఏష వై వా ఏష ఏష వా అనృణో అనృణో వా ఏష ఏష వా అనృణః వా అనృణో అనృణో వై వా అనృణో యో యో అనృణో వై వా అనృణోయః అనృణో యో యో అనృణో అనృణోయః పుత్రీ పుత్రీ యో అనృణో అనృణోయః పుత్రీ యః పుత్రీ పుత్రీ యో యః పుత్రీ యజ్వా యజ్వా పుత్రీ యో యః పుత్రీ యజ్వా పుత్రీ యజ్వా యజ్వా పుత్రీ పుత్రీ యజ్వా బ్రహ్మచారి వాసీ బ్రహ్మచారి వాసీ యజ్వా పుత్రీ పుత్రీ యజ్వా బ్రహ్మచారి వాసీ యజ్వా బ్రహ్మచారి వాసీ బ్రహ్మచారి వాసీ యజ్వా యజ్వా బ్రహ్మచారి వాసీ తత్ బ్రహ్మచారి వాసీ యజ్వా యజ్వా బ్రహ్మచారి వాసీ తత్ బ్రహ్మచారి వాసీ తత్ బ్రహ్మచారి వాసీ బ్రహ్మచారి వాసీ తత వదానైర్వదానైస్తబ్రహ్మచారి వాసీ బ్రహ్మచారి వాసీ తత వదానై బ్రహ్మచారి వాసీతి బ్రహ్మచారి వాసీ తద వదానైరవదానైస్తవదానైరేవైవదానైస్తవదానైరేవ అవదానైరేవైవ వదానైరవదానైరేవ వా వై వా వదానైరవదానైరేవ వా అవదానైరిత్యవదానై ఏవ వా వై వై వదయతే దయతే వై వై వదయతే అవదయతే దయతే వదయతే తద్దయతే వదయతే తత్ దయతే తత్తద్దయతే దయతే తదవదానానామ వదానానాం తద్దయతే దయతే తదవదానానాం తదవదానానామ వదానానాం తత్తదవదానానామ వదానత్వమ వదానత్వమ వదానానాం తత్తదవదానానామ వదానత్వం అవదానానామ వదానత్వమ వదానత్వమ వదానానామ వదానానామ వదానత్వం దేవాసురా దేవాసురా అవదానత్వమ వదానానామ వదానానామ వదానత్వం దేవాసురా అవదానానామిత్యవదానానాం అవదానత్వం దేవాసురా దేవాసురా అవదానత్వమ వదానత్వం దేవాసురా సంయత్తా సంయత్తా దేవాసురా అవదానత్వమ వదానత్వం దేవాసురా సంయత్తా అవదానత్వమిత్యవదానత్వం దేవాసురా సంయత్తా సంయత్తా దేవాసురా దేవాసురా సంయత్తా ఆసన్నాసన్ సంయత్తా దేవాసురా దేవాసురా సంయత్తా ఆసన్ దేవాసురా ఇది దేవాసురా సంయత్తా ఆసన్నాసన్ సంయత్తా సంయత్తా ఆసంతేత ఆసన్ సంయత్తా సంయత్తా ఆసంతే సంయత్తా ఇది సంయత్తః ఆసంతేత ఆసన్నాసంతే దేవా దేవాస్త ఆసన్నాసంతే దేవాః తే దేవా దేవాస్తే దేవా అగ్నిమగ్నిం దేవాస్తే దేవా అగ్నిం దేవా అగ్నిమగ్నిం దేవా దేవా అగ్నిమబ్రువన్ అబ్రువన్నగ్నిం దేవా దేవా అగ్నిమబ్రువన్ అగ్నిమబ్రువన్నబ్రువన్నగ్నిమగ్నిమబ్రువన్ త్వయా త్వయా అబ్రువన్నగ్నిమగ్నిమబ్రువన్ త్వయా అబ్రువన్ త్వయా త్వయా అబ్రువన్నబ్రువన్ త్వయా వీరేణ వీరేణ త్వయా అబ్రువన్నబ్రువన్ త్వయా వీరేణ త్వయా వీరేణ వీరేణ త్వయా త్వయా వీరేణాసురానసురాన్ వీరేణ త్వయా త్వయా వీరేణాసురాన్ వీరేణాసురానసురాన్ వీరేణ వీరేణాసురానభ్యభ్యసురాన్ వీరేణ వీరేణాసురానభి అసురానభ్యభ్యసురానసురానభిభవామ భవామాభ్యసురానసురానభిభవామ అభిభవామ భవామాభ్యభిభవామేతీతి భవామాభ్యభిభవామేతి భవామేతీతి భవామ భవామేతి స ఇది భవామ భవామేతి సోబ్రవీద్రవీత్సోబ్రవీద్వరం వరమ్రవీత్సోబ్రవీద్వరం అబ్రవీత్వరం వరమ్రవీద్రవీత్వరం వృణై వృణైవరమ్రవీద్రవీత్వరం వృణై వరం వృణై వృణైవరం వరం వృణై పశో పశోర్గృణైవరం వరం వృణై పశో వృణై పశో పశోర్గృణై వృణై పశోరుద్ధారముద్ధారం పశోర్గృణై వృణై పశోరుద్ధారం పశోరుద్ధారముద్ధారం పశో పశోరుద్ధారముదిరుద్ధారం పశో పశోరుద్ధారముదిరుద్ధారముద్ధారముద్ధరైహరాగురుద్ధారముద్ధారముద్ధరై ఉద్ధారమిత్రిదుహారం ఉద్ధరై హరాగురుద్ధరా ఇదీతి హరాగురుద్ధరా ఇది హరా ఇదీతి హరై హరా ఇది స ఇది హరై హరా ఇది సహ ఇది స ఇదీతి స ఏతమేతగోస ఇదీతి స ఏతం స ఏతమేతగోస స ఏతముద్ధారముద్ధారమేతగోస స ఏతముద్ధారం ఏతముద్ధారముద్ధారమేతమేతముద్ధారముదుద్ధారమేతమేతముద్ధారముదు ఉద్ధారముదురుద్ధారముద్ధారముదహరత హరతోదుద్ధారముద్ధారముదహరత ఉద్ధారమిత్యుదుహారం ఉదహరతాహరతోదుదహరతోర్దోరహరతోదుదహరతో అహరతోర్దోరహరతాహరతో పూర్వార్ధస్య పూర్వార్ధస్య దోరహరతాహరతో పూర్వార్ధస్య పూర్వార్ధస్య గుదం మధ్యతో మధ్యతో గుదం పూర్వార్ధస్య పూర్వార్ధస్య గుదం మధ్యత పూర్వార్ధస్యేతి పూర్వ అర్ధస్య గుదం మధ్యతో మధ్యతో గుదం గుదం మధ్యత శ్రోణిగ్గుశ్రోణిం మధ్యతో గుదం గుదం మధ్యత శ్రోణిం మధ్యత శ్రోణిగ్గుశ్రోణిం మధ్యతో మధ్యత శ్రోణిం జఘనార్ధస్య జఘనార్ధస్య శ్రోణిం మధ్యతో మధ్యత శ్రోణిం జఘనార్ధస్య శ్రోణిం జఘనార్ధస్య జఘనార్ధస్య శ్రోణిగ్గుశ్రోణిం జఘనార్ధస్య తదస్తతో జఘనార్ధస్య శ్రోణిగ్గుశ్రోణిం జఘనార్ధస్య తద జఘనార్ధస్య తదస్తతో జఘనార్ధస్య జఘనార్ధస్య తదో దేవా దేవాస్తతో జఘనార్ధస్య జఘనార్ధస్య తదో దేవా జఘనార్ధస్యేతి జఘనార్ధస్య తతో దేవా దేవాస్తతస్తతో దేవా అభవన్నభవన్ దేవాస్తతస్తతో దేవా అభవన్ దేవా అభవన్నభవన్ దేవా దేవా అభవన్ పరాపరాభవన్ దేవా దేవా అభవన్ పరా అభవన్ పరాపరాభవన్నభవన్ పరాసురా అసురాః పరాభవన్నభవన్ పరాసురాః పరాసురా అసురాః పరాపరాసురాయద్యదసురాః పరాపరాసురాయత్ అసురాయద్యదసురా అసురాయత్రియంగాణాన్ త్రియంగాణాయ్యదసురా అసురాయత్రియంగాణాన్ యత్రియంగాణాన్ త్రియంగాణాయ్యద్యత్రియంగాణాగో సమవద్యతి సమవద్యతి త్రియంగాణాయ్యద్యత్రియంగాణాగో సమవద్యతి ప్రియంగాణాగో సమవద్యతి సమవద్యతి త్రియంగాణాన్ త్రియంగాణాగో సమవద్యతి భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై సమవద్యతి త్రియంగాణాన్ త్రియంగాణాగో సమవద్యతి భ్రాతృవ్యాభిభూత్యై త్రియంగాణామిది త్రియంగాణాన్ సమవద్యతి భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై సమవద్యతి సమవద్యతి భ్రాతృవ్యాభిభూత్యై భవతి భవతి భ్రాతృవ్యాభిభూత్యై సమవద్యతి సమవద్యతి భ్రాతృవ్యాభిభూత్యై భవతి సమవద్యతీతి సమ్ అవద్యతి భ్రాతృవ్యాభిభూత్యై భవతి భవతి భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై భవత్యాత్మనాత్మనా భవతి భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై భవత్యాత్మనా భ్రాతృవ్యాభిభూత్యా ఇది భ్రాతృవ్యా అభిభూత్యై భవత్యాత్మనాత్మనా భవతి భవత్యాత్మనా పరాపరాత్మనా భవతి భవత్యాత్మనా పరా ఆత్మనా పరాపరాత్మనాత్మనా పరా స్యాస్య పరాత్మనాత్మనా పరా స్య పరా స్యాస్య పరాపరా స్య భ్రాతృవ్యో భ్రాతృవ్యోస్య పరాపరా స్య భ్రాతృవ్యః అస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యో స్యాస్య భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో స్యాస్య భ్రాతృవ్యో భవతి భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవత్యక్ష్ణయా క్ష్ణయా భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవత్యక్ష్ణయా భవత్యక్ష్ణయా క్ష్ణయా భవతి భవత్యక్ష్ణయా వా క్ష్ణయా భవతి భవత్యక్ష్ణయా వా అక్ష్ణయా వా క్ష్ణయాక్ష్ణయావద్యతి ద్యత్యవా క్ష్ణయాక్ష్ణయావద్యతి అవద్యతి ద్యత్యవావద్యతి తస్మాత్తస్మాద్యత్యవావద్యతి తస్మాత్ యది తస్మాత్తస్మాద్యతి తస్మాదక్ష్ణయాక్ష్ణయాస్మాద్యతి తస్మాదక్ష్ణయా తస్మాదక్ష్ణయాక్ష్ణయాస్మాత్తస్మాదక్ష్ణయా పశవః పశవో అక్ష్ణయాస్మాత్తస్మాదక్ష్ణయా పశవః

పార్శ్వేన వసాహోమం వసాహోమం పార్శ్వేన పార్శ్వేన వసాహోమం ప్రయోతి ప్రయోతి వసాహోమం పార్శ్వేన పార్శ్వేన వసాహోమం ప్రయోతి వసాహోమం ప్రయోతి ప్రయోతి వసాహోమం వసాహోమం ప్రయోతి మధ్యతో మధ్యతః ప్రయోతి వసాహోమం వసాహోమం ప్రయోతి మధ్యతః వసాహోమమితి వసాహోమం ప్రయోతి మధ్యతో మధ్యతః ప్రయోతి ప్రయోతి మధ్యత ఏవైవ మధ్యతః ప్రయోతి ప్రయోతి మధ్యత ఏవ మయోదీ ప్రయోతి మధ్యత ఏవైవ మధ్యతో మధ్యత ఏవ పశూనాం పశూనామేవ మధ్యతో మధ్యత ఏవ పశూనాం ఏవ పశూనాం పశూనామేవైవ పశూనాగోరసగోరసం పశూనామేవైవ పశూనాగోరసం పశూనాగోరసగోరసం పశూనాం పశూనాగోరసం దధాతి దధాతి రసం పశూనాం పశూనాగోరసం దధాతి రసం దధాతి దధాతి రసగోరసం దధాదిఘ్నంతిఘ్నంతి దధాతి రసగోరసం దధాదిఘ్నంతి తథాదిఘ్నంతిఘ్నంతి దధాతి దధాదిఘ్నంతి వై వైఘ్నంతి దధాతి దధాదిఘ్నంతి వై ఘ్నంతి వై వైఘ్నంతిఘ్నంతి వా ఏతదేతద్వై ఘ్నంతిఘ్నంతి వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్పశుం పశుమేతద్వై వా ఏతత్పశుం ఏతత్పశుం పశుమేతదేతత్పశుం యద్యత్పశుమేతదేతత్పశుం యద్ పశుం యద్యత్పశుం పశుం యత్సం జ్ఞపయంతి సం జ్ఞపయంతి యత్పశుం పశుం యత్సం జ్ఞపయంతి యత్సం జ్ఞపయంతి సం జ్ఞపయంతి యద్యత్సం జ్ఞపయంతైంద్ర ఐంద్రస్సం జ్ఞపయంతి యద్యత్సం జ్ఞపయంతైంద్ర జపయంతైంద్ర ఐంద్రస్సం జపయంతి సం జపయంతైంద్ర ఖలు ఖల్వైంద్రస్సం జపయంతి సం జపయంతైంద్ర ఖలు సం జపయంతీతి సం జపయంతి ఐంద్ర ఖలు ఖల్వైంద్ర ఐంద్ర ఖలు వై వై ఖల్వైంద్ర ఐంద్ర ఖలు వై వై ఖలు ఖలు వై దేవతయా దేవతయా వై ఖలు ఖలు వై దేవతయా వై దేవతయా దేవతయా వై వై దేవతయా ప్రాణ ప్రాణో దేవతయా వై వై దేవతయా ప్రాణ దేవతయా ప్రాణ ప్రాణో దేవతయా దేవతయా ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణో దేవతయా దేవతయా ప్రాణ ఐంద్ర ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణ ప్రాణ ఐంద్రో పానో పాన ఐంద్ర ప్రాణ ప్రాణ ఐంద్రో పాన ప్రాణ ఇది ప్రాణ ఐంద్రో పానో పాన ఐంద్ర ఐంద్రో పాన ఐంద్ర ఐంద్రో పాన ఐంద్ర ఐంద్రో పాన ఐంద్ర అపాన ఐంద్ర ఐంద్రో పానో పాన ఐంద్ర ప్రాణ ప్రాణ ఐంద్రో పానో పాన ఐంద్ర ప్రాణ అపాన ఇత్యపాన ఐంద్ర ప్రాణ ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణో అంగే అంగే అంగే అంగే ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణో అంగే అంగే ప్రాణో అంగే అంగే అంగే అంగే ప్రాణ ప్రాణో అంగే అంగే నిన్యంగే అంగే ప్రాణ ప్రాణో అంగే అంగేని ప్రాణ ఇది ప్రాణ అంగే అంగే నిన్యంగే అంగే అంగే అంగేని దేధ్యంగే అంగే అంగే అంగేని దేధ్యత్ అంగే అంగ ఇత్యంగే అంగే విదేధ్యద్ధ్యన్నిదే ఝదిదీదే ధ్యన్నిదే ఝదిది దేధ్యదితి దేధ్యద్దే ఝదిత్యాహేతి దేధ్యద్దే ఝదిత్యాహ ఇత్యాహేదిత్యాహ ప్రాణపానౌ ప్రాణపాన వాహేదిత్యాహ ప్రాణపానౌ ఆహ ప్రాణపానౌ ప్రాణపాన వాహ ప్రాణపాన వేవైవ ప్రాణపాన వాహ ప్రాణపాన వేవ ప్రాణపాన వేవైవ ప్రాణపానౌ ప్రాణపాన వేవ పశుషు పశుష్వేవ ప్రాణపానౌ ప్రాణపాన వేవ పశుషు ప్రాణపానావిధి ప్రాణ అపానౌ ఏవ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దధాతి దధాతి పశుషు పశుషు దధాతి దేవదేవ దధాతి పశుషు పశుషు దధాతి దేవ దధాతి దేవదేవ దధాతి దధాతి దేవత్వష్టస్త్వష్టర్దేవ దధాతి దధాతి దేవత్వష్టః దేవత్వష్టస్త్వష్టర్దేవదేవత్వష్టర్భూరి భూరి త్వష్టర్దేవదేవత్వష్టర్భూరి త్వష్టర్భూరి భూరి త్వష్టస్త్వష్టర్భూరితే దే భూరి త్వష్టస్త్వష్టర్భూరితే భూరితే దే భూరి భూరి తే సగుంసగుం సగుంసం దే భూరి భూరి తే సగుంసం తే సగుంసగుం సగుంసం తే దే సగుంసమేత్వే దసగుంసం దే దే సగుంసమేతు సగుంసమేత్వే దసగుంసగుం సగుంసమేత్విదీచ్యే దసగుంసగుం సగుంసమేత్విది సగుంసమితి సంసం హేత్విదీచ్యే త్వేత్విత్యాహ హేత్వే త్వేత్విత్యాహ ఇత్యాహ హేదిత్యాహ త్వాష్ట్రాస్త్వాష్ట్ర ఆహేదిత్యాహ త్వాష్ట్రాహ ఆహ త్వాష్ట్రాస్త్వాష్ట్ర ఆహ త్వాష్ట్రాహి త్వాష్ట్రాహ త్వాష్ట్రాహి త్వాష్ట్రాహి త్వాష్ట్రాస్త్వాష్ట్రాహి దేవతయా దేవతయా హి త్వాష్ట్రాస్త్వాష్ట్రాహి దేవతయా హి దేవతయా దేవతయా హి దేవతయా పశవః పశవో దేవతయా హి దేవతయా పశవః దేవతయా పశవః పశవో దేవతయా దేవతయా పశవో విషరూపా విషరూపాః పశవో దేవతయా దేవతయా పశవో విషరూపాః పశవో విషరూపా విషరూపాః పశవః పశవో విషరూపాయద్యద్ విషరూపాః పశవః పశవో విషరూపాయద్ విషరూపాయద్యద్ విషరూపా విషరూపాయత్ సలక్ష్మాణః సలక్ష్మాణో యద్ విషరూపా విషరూపాయత్ సలక్ష్మాణః విషరూపా ఇది విషురూపాః యత్సలక్ష్మాణః సలక్ష్మాణో యద్యత్సలక్ష్మాణో భవథ భవథ సలక్ష్మాణో యద్యత్సలక్ష్మాణో భవథ సలక్ష్మాణో భవథ భవథ సలక్ష్మాణస్సలక్ష్మాణో భవతేతీతి భవథ సలక్ష్మాణస్సలక్ష్మాణో భవతేతి సలక్ష్మాణ ఇది సా లక్ష్మాణః భవతేతీతి భవథ భవతేత్యాహ హేతి భవథ భవతేత్యాహ ఇత్యాహేదీత్యాహ విషరూపా విషరూపా ఆహేదీత్యాహ విషరూపాః ఆహ విషరూపా విషరూపా ఆహా విషరూపా హి విషరూపా ఆహా విషరూపా హి విషరూపా హి విషరూపా విషరూపా హ్యేత ఏతే హి విషరూపా విషరూపా హ్యేతే విషరూపా ఇది విషురూపాః హ్యేత ఏతే హి హ్యేతే సంతః సంత ఏతే హి హ్యేతే సంతః ఏతే సంతః సంత ఏత ఏతే సంతః సలక్ష్మాణస్స లక్ష్మాణస్స సంత ఏత ఏతే సంతః సలక్ష్మాణః సంతస్స లక్ష్మాణస్స లక్ష్మాణస్స సంతస్స సంతస్స లక్ష్మాణ ఏతర్హ్యేతరిహి సలక్ష్మాణస్స సంతస్స సంతస్స లక్ష్మాణ ఏతరిహి సలక్ష్మాణ ఏతర్హ్యేతరిహి సలక్ష్మాణస్స లక్ష్మాణ ఏతరిహి భవంతి భవంత్యేతరిహి సలక్ష్మాణస్స లక్ష్మాణ ఏతరిహి భవంతి సలక్ష్మాణ ఇది సా లక్ష్మాణః ఏతరిహి భవంతి భవంత్యేతర్హ్యేతరిహి భవంతి దేవత్రా దేవత్రా భవంత్యేతర్హ్యేతరిహి భవంతి దేవత్రా భవంతి దేవత్రా దేవత్రా భవంతి భవంతి దేవత్రాయంతం యంతం దేవత్రా భవంతి భవంతి దేవత్రాయంతం దేవత్రాయంతం యంతం దేవత్రా దేవత్రాయంతమవసే వసేయంతం దేవత్రా దేవత్రాయంతమవసే దేవత్రేతి దేవత్రా యంతమవసే వసేయంతం యంతమవసే సఖాయ సఖాయో వసేయంతం యంతమవసే సఖాయ అవసే సఖాయ సఖాయో వసే వసే సఖాయోన్వర సఖాయో వసే వసే సఖాయోను సఖాయోన్వర సఖాయ సఖాయోనుత్వాత్వాను సఖాయ సఖాయోనుత్వా అనుత్వాత్వాన్వరుత్వా మాతా మాతాత్వాన్వరుత్వా మాతా త్వా మాతా మాతాత్వా ఆత్వా మాతా పితరః పితరో మాతాత్వా ఆత్వా మాతా పితరః మాతా పితరః పితరో మాతా మాతా పితరో మదంతు మదంతు పితరో మాతా మాతా పితరో మదంతు పితరో మదంతు మదంతు పితరః పితరో మదంత్వితీతి మదంతు పితరః పితరో మదంతిది మదంతితీతి మదంతు మదంతిత్యాహేతి మదంతు మదంతిత్యాహ ఇత్యాహేతీత్యాహానుమతమనుమతమాహేతీత్యాహానుమతం ఆహానుమతమనుమతమాహానుమతమేవైవానుమతమాహానుమతమేవ అనుమతమేవైవానుమతమనుమతమేవైనమేనమేవానుమతమనుమతమేవైనం అనుమతమిత్యనుమతం ఏవైనమేనమేవైవైనం మాత్రా మాత్రైనమేవైవైనం మాత్రా ఏనం మాత్రా మాత్రైనమేనం మాత్రా పిత్రా పిత్రా మాత్రైనమేనం మాత్రా పిత్రా మాత్రా పిత్రా పిత్రా మాత్రా మాత్రా పిత్రాసు వర్గకోసు వర్గం పిత్రా మాత్రా మాత్రా పిత్రాసు వర్గం పిత్రాసు వర్గకోసు వర్గం పిత్రా పిత్రాసు వర్గం లోకం లోకకోసు వర్గం పిత్రా పిత్రాసు వర్గం లోకం సువర్గం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకం గమయతి గమయతి లోకకోసు వర్గకోసు వర్గం లోకం గమయతి సువర్గమితి సువాహగం లోకం గమయతి గమయతి లోకం లోకం గమయత్యర్ధర్చే ఏర్ధర్చే గమయతి లోకం లోకం గమయత్యర్ధర్చే గమయత్యర్ధర్చే ఏర్ధర్చే గమయతి గమయత్యర్ధర్చే వసా హోమం వసా హోమమర్ధర్చే గమయతి గమయత్యర్ధర్చే వసా హోమం అర్ధర్చే వసా హోమం వసా హోమమర్ధర్చే ఏర్ధర్చే వసా హోమం జుహోతి జుహోతి వసా హోమమర్ధర్చే ఏర్ధర్చే వసా హోమం జుహోతి అర్ధర్చ ఇత్యర్ధర్చే వసా హోమం జుహోతి జుహోతి వసా హోమం వసా హోమం జుహోత్యసా వసౌ జుహోతి వసా హోమం వసా హోమం జుహోత్యసౌ వసా హోమమితి వసా హోమం జుహోత్యసా వసౌ జుహోతి జుహోత్యసౌ వై వా అసౌ జుహోతి జుహోత్యసౌ వై అసౌ వై వా అసా వసౌ వా అర్ధర్చో అర్ధర్చో వా అసా వసౌ వా అర్ధర్చ వా అర్ధర్చో అర్ధర్చో వై వా అర్ధర్చ ఇయమియమర్ధర్చో వై వా అర్ధర్చ ఇయమ్ అర్ధర్చ ఇయమియమర్ధర్చో అర్ధర్చ ఇయమర్ధర్చో అర్ధర్చ ఇయమర్ధర్చో అర్ధర్చ ఇయమర్ధర్చ అర్ధర్చ ఇత్యర్ధర్చ ఇయమర్ధర్చో అర్ధర్చ ఇయమియమర్ధర్చ ఇమే ఇమే అర్ధర్చ ఇయమియమర్ధర్చ ఇమే అర్ధర్చ ఇమే ఇమే అర్ధర్చో అర్ధర్చ ఇమే ఏవ ఇమే మే అర్ధర్చో అర్ధర్చ ఇమే ఏవ అర్ధర్చ ఇత్యర్ధర్చ ఇమే ఏవైవే మే ఇమే ఏవరసే నరసే నైవే మే ఇమే ఏవరసేన ఇమే ఇతి ఇమే ఏవర్సే నరసే నైవైవరసే నానిత్యనక్యరసే నైవైవరసే నానక్తి రసే నానిత్యనక్యరసే నరసే నానక్తిదిశో దిశో నక్యరసే నరసే నానక్తిదిశ అనక్తిదిశో దిశో నక్త్యనక్తిదిశో జుహోతి జుహోతి దిశో నక్త్యనక్తిదిశో జుహోతి దిశో జుహోతిశో దిశో జుహోతి దిశో దిశో జుహోతి దిశో దిశో జుహోతి దిశ జుహోతి దిశో దిశో జుహోతి జుహోతి దిశ ఏమైవ దిశో జుహోతి జుహోతి దిశ ఏవ దిశ ఏమైవ దిశో దిశ ఏవ రసే నరసే నైవ దిశో దిశ ఏవ రసేన ఏవ రసే నరసే నైవైవ రసే నానక్త్యనక్త్యరసే నైవైవ రసే నానక్తి రసే నానక్త్యనక్త్యరసే నరసే నానక్త్యథో అథో అనక్త్యరసే నరసే నానక్త్యథో అనక్త్యథో అథో అనక్త్యనక్త్యథో దిభ్యో దిభ్యోథో అనక్త్యనక్త్యథో దిభ్య అథో దిభ్యో దిభ్యోథో అథో దిభ్య ఏవైవ దిభ్యోథో అథో దిభ్య ఏవ అథో ఇత్యథో దిభ్య ఏవైవ దిభ్యో దిభ్య ఏవోర్జమూర్జమేవ దిభ్యో దిభ్య ఏవోర్జం దిభ్య ఇది దిగుభ్య ఏవోర్జమూర్జమేవైవోర్జగోర సగోర సమూర్జమేవైవోర్జగోరసం ఊర్జగోర సగోర సమూర్జమూర్జగోర సమవావర సమూర్జమూర్జగోర సమవ సమవావర సగోర సమవృంధే రుంధే వర సగోర సమవృంధే అవరుంధే రుంధే వావరుంధే ప్రాణాపానౌ ప్రాణాపానౌ రుంధే వావరుంధే ప్రాణాపానౌ రుంధే ప్రాణాపానౌ ప్రాణాపానౌ రుంధే రుంధే ప్రాణాపానౌ వై వై ప్రాణాపానౌ రుంధే రుంధే ప్రాణాపానౌ వై ప్రాణాపానౌ వై వై ప్రాణాపానౌ ప్రాణాపానౌ వా ఏతావేతౌ వై ప్రాణాపానౌ ప్రాణాపానౌ వా ఏతౌ ప్రాణాపానామితి ప్రాణ అపానౌ వా ఏతావేతౌ వై వా ఏతౌ పశూనాం పశూనామేతౌ వై వా ఏతౌ పశూనాం ఏతో పశూనాం పశూనామేతావేతో పశూనాం యద్యత్ పశూనామేతావేతో పశూనాం యత్ పశూనాం యద్యత్ పశూనాం పశూనాం యత్ పృషదాజ్యం పృషదాజ్యం యత్ పశూనాం పశూనాం యత్ పృషదాజ్యం యత్ పృషదాజ్యం పృషదాజ్యం యద్యత్ పృషదాజ్యం వానస్పత్యా వానస్పత్యా పృషదాజ్యం యద్యత్ పృషదాజ్యం వానస్పత్యా పృషదాజ్యం వానస్పత్యా వానస్పత్యా పృషదాజ్యం పృషదాజ్యం వానస్పత్యా ఖలు ఖలు వానస్పత్యా పృషదాజ్యం పృషదాజ్యం వానస్పత్యా ఖలు పృషదాజ్యమిది పృషద రాజ్యం వానస్పత్యా ఖలు ఖలు వానస్పత్యా వానస్పత్యా ఖలు వై వై ఖలు వానస్పత్యా వానస్పత్యా ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై దేవతయా దేవతయా వై ఖలు ఖలు వై దేవతయా వై దేవతయా దేవతయా వై వై దేవతయా పశవః పశవో దేవతయా వై వై దేవతయా పశవః దేవతయా పశవః పశవో దేవతయా దేవతయా పశవో యద్యత్ పశవో దేవతయా దేవతయా పశవో యత్ పశవో యద్యత్ పశవః పశవో యత్ పృషదాజ్యస్య పృషదాజ్యస్య యత్ పశవః పశవో యత్ పృషదాజ్యస్య యత్ పృషదాజ్యస్య పృషదాజ్యస్య యద్యత్ పృషదాజ్యస్యో బహత్యో బహత్య పృషదాజ్యస్య యద్యత్ పృషదాజ్యస్యో బహత్య పృషదాజ్యస్యో బహత్యో బహత్య పృషదాజ్యస్య పృషదాజ్యస్యో బహత్యాహో బహత్య పృషదాజ్యస్య పృషదాజ్యస్యో బహత్యాహ పృషదాజ్యస్యేది పృషద ఆజ్యస్య ఉపహత్యాహో బహత్యో బహత్యాహ వనస్పతయే వనస్పతయ ఆహో బహత్యో బహత్యాహ వనస్పతయే ఉపహత్యేత్యుపహత్య ఆహ వనస్పతయే వనస్పతయ ఆహ వనస్పతయేన్వను వనస్పతయ ఆహ వనస్పతయేను వనస్పతయేన్వను వనస్పతయే వనస్పతయేను బ్రూహి బ్రూహ్యను వనస్పతయే వనస్పతయేను బ్రూహి అనుబ్రూహి బ్రూహ్యన్వను బ్రూహి వనస్పతయే వనస్పతయే బ్రూహ్యన్వను బ్రూహి వనస్పతయే బ్రూహి వనస్పతయే వనస్పతయే బ్రూహి బ్రూహి వనస్పతయే ప్రవనస్పతయే బ్రూహి బ్రూహి వనస్పతయే ప్ర వనస్పతయే ప్రవనస్పతయే వనస్పతయే ప్రేష్యేష్య ప్రవనస్పతయే వనస్పతయే ప్రేష్య ప్రేష్యేష్య ప్రప్రేష్యేతి ఈష్య ప్రప్రేష్యేతి ఇష్యేది ఈష్యేష్యేది ప్రాణాపానౌ ప్రాణాపానామితి ఈష్యేష్యేది ప్రాణాపానౌ ఇది ప్రాణాపానౌ ప్రాణాపానామితి ప్రాణాపానావేవైవ ప్రాణాపానామితి ప్రాణాపానావేవ ప్రాణాపానావేవైవ ప్రాణాపానౌ ప్రాణాపానావేవ పశుషు పశుషేవ ప్రాణాపానౌ ప్రాణాపానావేవ పశుషు ప్రాణాపానామితి ప్రాణ అపానౌ ఏ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దధాతి దధాతి పశుషు పశుషు దధాత్యన్యస్యాన్యస్యాన్యస్యాన్యస్య దధాతి పశుషు పశుషు దధాత్యన్యస్యాన్యస్య దధాత్యన్యస్యాన్యస్యాన్యస్యాన్యస్య దధాతి దధాత్యన్యస్యాన్యస్య సమవత్తగో సమవత్తమన్యస్యాన్యస్య దధాతి దధాత్యన్యస్యాన్యస్య సమవత్తం అన్యస్యాన్యస్య సమవత్తగో సమవత్తమన్యస్యాన్యస్యాన్యస్య సమవత్తగో సమవద్యతి సమవద్యతి సమవత్తమన్యస్యాన్యస్యాన్యస్య సమవత్తగో సమవద్యతి అన్యస్యాన్యస్యేత్యన్యస్య అన్యస్య సమవత్తగో సమవద్యతి సమవద్యతి సమవత్తగో సమవత్తగో సమవద్యతి తస్మాత్ సమవద్యతి సమవత్తగో సమవత్తగో సమవద్యతి తస్మాత్ సమవత్తమితి సమ్ అవత్తం సమవద్యతి తస్మాత్ సమవద్యతి సమవద్యతి తస్మాన్నానారూపా నానారూపాస్తస్మాత్ సమవద్యతి సమవద్యతి తస్మాన్నానారూపా సమవద్యతేతి సమ్ అవద్యతి తస్మాన్నానారూపా నానారూపాస్తస్మాత్ తస్మాన్నానారూపాః పశవః పశవో నానారూపాస్తస్మాత్ తస్మాన్నానారూపాః పశవః నానారూపాః పశవః పశవో నానారూపా నానారూపాః పశవో యూష్ణా యూష్ణా పశవో నానారూపా నానారూపాః పశవో యూష్ణా నానారూపా ఇది నానారూపాః పశవో యూష్ణా యూష్ణా పశవః పశవో యూష్ణోపోప యూష్ణా పశవః పశవో యూష్ణోప యూష్ణోపోప యూష్ణా యూష్ణోప సించతి సించత్యుప యూష్ణా యూష్ణోప సించతి ఉపసించతి సించత్యుపోప సించతి రసోరస సించత్యుపోప సించతి రస సించతి రసోరస సించతి సించతి రసో వై వైరస సించతి సించతి రసో వై రసో వై వైరసోరసోవా ఏష వై వా ఏష పశూనాం పశూనామేష వై వా ఏష పశూనాం ఏష పశూనాం పశూనామేష ఏష పశూనాం యద్యత్ పశూనామేష ఏష పశూనాం యద్ పశూనాం యద్యత్ పశూనాం పశూనాం యద్యూర్యూర్యత్ పశూనాం పశూనాం యద్యూః యద్యూర్యూర్యద్యూరసగోరసంయూర్యద్యూరసం యూరసగోరసంయూర్యూరసమేవైవ రసంయూర్యూరసమేవ రసమేవైవ రసగోరసమేవ పశుషు పశుష్వేవ రసగోరసమేవ పశుషు ఏవ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దధాతి దధాతి పశుషు పశుషు దధాతీడామిడాన్ దధాతి పశుషు పశుషు దధాతీడాన్ దధాతి డామిడాన్ దధాతి దధాతి డాముపోపేడాన్ దధాతి దధాతి డాముప ఇడాముపోపేడామిడాముపః పయదే పయద ఉపేడామిడాముపః పయదే ఉపః పయదే పయద ఉపోపః పయదే పశవః పశవోః పయద ఉపోపః పయదే పశవః పయదే పశవః పశవోః పయదే పయదే పశవో వై వై పశవోః పయదే పయదే పశవో వై పశవో వై వై పశవః పశవో వా ఇడేఢా వై పశవః పశవో వా ఇడా వా ఇడేఢా వై వా ఇడా పశూన్ పశూనిడా వై వా ఇడా పశూన్ ఇడా పశూన్ పశూనిడేడా పశూనేవైవ పశూనిడేడా పశూనేవ పశూనేవైవ పశూన్ పశూనేవోపోపైవ పశూన్ పశూనేవోప ఏవోపోపైవైవోపః పయతే పయద ఉపైవైవోపః పయతే ఉపః పయతే పయద ఉపోపః పయతే చతుశ్చతురః పయద ఉపోపః పయతే చతుః పయతే చతుశ్చతురః పయతే పయతే చతుర్పోప చతుర్ పయతే పయతే చతుర్ప చతుర్పోప చతుశ్చతుర్పః పయతే పయద ఉప చతుశ్చతుర్పః పయతే ఉపః పయతే పయద ఉపోపః పయతే చతుష్పాదశ్చతుష్పాదోః పయద ఉపోపః పయతే చతుష్పాదః పయదే చతుష్పాదశ్చతుష్పాదో పయదే పయదే చతుష్పాదో హి చతుష్పాదో పయదే పయదే చతుష్పాదో హి చతుష్పాదో హి చతుష్పాదశ్చతుష్పాదో హి పశవః పశవో హి చతుష్పాదశ్చతుష్పాదో హి పశవః చతుష్పాద ఇది చతుః పాదః హి పశవః పశవో హి పశవోయం పశవో హి పశవోయం పశవోయం పశవః పశవోయం కామయేత కామయేతయం పశవః పశవోయం కామయేత యం కామయేత కామయేత యం కామయేత పశురపశః కామయేత యం కామయేత పశు కామయేత పశురపశః కామయేత కామయేత పశుస్యాత్ స్యాద పశః కామయేత కామయేత పశుస్యాత్ అపశుస్యాత్ స్యాద పశురపశః స్యాదితేత స్యాద పశురపశః స్యాదితి స్యాదితేత స్యాత్ స్యాదిత్యమేతస్కమేతస్కమితి స్యాత్ స్యాదిత్యమేతస్కం ఇత్యమేతస్కమేతస్కమిదిత్యమేతస్కం తస్మై తస్మా అమేతస్కమిదిత్యమేతస్కం తస్మై మేధస్కందస్మై తస్మా అమేధస్కమేధస్కందస్మా ఆ తస్మా అమేధస్కమేధస్కందస్మా ఆ అమేధస్కమిత్యమేధః కం తస్మా ఆ తస్మై తస్మా ఆదధ్యాద్దధ్యాదాతస్మై తస్మా ఆదధ్యాద్ ఆదధ్యాద్దధ్యాదాదధ్యాన్మేధో రూపా మేధో రూపాదధ్యాదాదధ్యాన్మేధో రూపా దధ్యాన్మేధో రూపా మేధో రూపాదధ్యాద్దధ్యాన్మేధో రూపా వై వై మేధో రూపాదధ్యాద్దధ్యాన్మేధో రూపా వై మేధో రూపా వై వై మేధో రూపా మేధో రూపా వై పశవః పశవో వై మేధో రూపా వై పశవః మేధో రూపా ఇది మేధః రూపా

ప్రయాజా ఇజ్యంత ఇజ్యంతే ప్రయాజాః ప్రయాజా ఇజ్యంతే పశునా పశునే ఇజ్యంతే ప్రయాజాః ప్రయాజా ఇజ్యంతే పశునా ప్రయాజా ఇది ప్రయాజా ఇజ్యంతే పశునా పశునే ఇజ్యంత ఇజ్యంతే పశునా మధ్యతో మధ్యతః పశునే ఇజ్యంత ఇజ్యంతే పశునా మధ్యతః పశునా మధ్యతో మధ్యతః పశునా పశునా మధ్యతః పృషదాజ్యేన పృషదాజ్యేన మధ్యతః పశునా పశునా మధ్యతః పృషదాజ్యేన మధ్యతః పృషదాజ్యేన పృషదాజ్యేన మధ్యతో మధ్యతః పృషదాజ్యేన అనూయాజ అనూయాజాః పృషదాజ్యేన మధ్యతో మధ్యతః పృషదాజ్యేనూయాజాః పృషదాజ్యేనూయాజ అనూయాజాః పృషదాజ్యేన పృషదాజ్యేనూయాజాస్తస్మాదనూయాజాః పృషదాజ్యేన పృషదాజ్యేనూయాజాస్తస్మాత్ పృషదాజ్యేనేతి పృషదు ఆజ్యేన అనూయాజాస్తస్మాదనూయాజ అనూయాజాస్తస్మాదేతదేతస్మాదనూయాజ అనూయాజాస్తస్మాదేత అనూయాజాయాజ తస్మాదేతదేతస్మాదేతన్మిశ్రం మిశ్రమేతస్మాదేతన్మిశ్రం ఏతన్మిశ్రం మిశ్రమేతదేతన్మిశ్రమివేవ మిశ్రమేతదేతన్మిశ్రమివ మిశ్రమివేవ మిశ్రం మిశ్రమివ పశ్చాత్ సృష్టం పశ్చాత్ సృష్టమివ మిశ్రం మిశ్రమివ పశ్చాత్ సృష్టం పశ్చాత్ సృష్టం పశ్చాత్ సృష్టమివేవ పశ్చాత్ సృష్టగూహి పశ్చాత్ సృష్టమివేవ పశ్చాత్ సృష్టగూహి పశ్చాత్ సృష్టగూహే పశ్చాత్ సృష్టం పశ్చాత్ సృష్టగ్రహ్యేకాదశైకాదశి పశ్చాత్ సృష్టం పశ్చాత్ సృష్టగ్రహ్యేకాదశ పశ్చాత్ సృష్టమిది పశ్చాత్ సృష్టం ఏకాదశైకాదశి హ్యేకాదశానుయాజాననుయాజానేకాదశి హ్యేకాదశానుయాజాన్ ఏకాదశానుయాజాననుయాజానేకాదశైకాదశానుయాజాన్యజతియజత్యనుయాజానేకాదశైకాదశానుయాజాన్యజతి అనుయాజార్యజతియజత్యను యాజానను యాజార్యజతి దశదశయజత్యను యాజానను యాజార్యజతి దశ అనుయాజానిత్యను యాజాన్ యజతి దశ దశ యజతి యజతి దశ వై వై దశ యజతి యజతి దశ వై దశ వై వై దశ దశ వై పశోః పశోర్వై దశ దశ వై పశోః వై పశోః పశోర్వై వై పశోః ప్రాణాః ప్రాణాః పశోర్వై వై పశోః ప్రాణాః పశోః ప్రాణాః ప్రాణాః పశోః పశోః ప్రాణ ఆత్మాత్మా ప్రాణాః పశోః పశోః ప్రాణ ఆత్మా ప్రాణ ఆత్మాత్మా ప్రాణాః ప్రాణ ఆత్మైకాదశ ఏకాదశ ఆత్మా ప్రాణాః ప్రాణ ఆత్మైకాదశ ప్రాణ ఇది ప్రాణాః ఆత్మైకాదశ ఏకాదశ ఆత్మాత్మైకాదశో యావాను యావాన్ ఏకాదశ ఆత్మాత్మైకాదశో యావాన్ ఏకాదశో యావాను యావాన్ ఏకాదశ ఏకాదశో యావానేవైవ యావాన్ ఏకాదశ ఏకాదశో యావానేవ యావానేవైవ యావాను యావానేవ పశుః పశురేవ యావాను యావానేవ పశుః ఏవ పశుః పశురేవైవ పశుస్తంతం పశురేవైవ పశుస్తం పశుస్తంతం పశుః పశుస్తమన్వనుతం పశుః పశుస్తమను తమన్వనుతం తమను యజతి యజత్యనుతం తమను యజతి అనుయజతి యజత్యన్వను యజదిఘ్నం దిఘ్నంతి యజత్యన్వను యజదిఘ్నంతి యజదిఘ్నం దిఘ్నంతి యజతి యజదిఘ్నంతి వై వై ఘ్నంతి యజతి యజదిఘ్నంతి వై ఘ్నంతి వై వై ఘ్నం దిఘ్నంతి వా ఏతదేతద్వై ఘ్నం దిఘ్నంతి వా ఏతదేతద్వై వా ఏతత్పశుం పశుమేతద్వై వా ఏతత్పశుం ఏతత్పశుం పశుమేతదేతత్పశుం యద్యత్పశుమేతదేతత్పశుం యత్ పశుం యద్యత్ పశుం పశుం యత్ సం జపయంతి సం జపయంతి యత్ పశుం పశుం యత్ సం జపయంతి యత్ సం జపయంతి సం జపయంతి యద్యత్ సం జపయంతి ప్రాణాపానౌ సం జపయంతి యద్యత్ సం జపయంతి ప్రాణాపానౌ సం జపయంతి ప్రాణాపానౌ ప్రాణాపానౌ సం జపయంతి సం జపయంతి ప్రాణాపానౌ ఖలు ఖలు ప్రాణాపానౌ సం జపయంతి సం జపయంతి ప్రాణాపానౌ ఖలు సం జపయంతీతి సం జపయంతి ప్రాణాపానౌ ఖలు ఖలు ప్రాణాపానౌ ప్రాణాపానౌ ఖలు వై వై ఖలు ప్రాణాపానౌ ప్రాణాపానౌ ఖలు వై ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఖలు వై వై ఖలు ఖలు వా ఏతావేతౌ వై ఖలు ఖలు వా ఏతౌ వా ఏతావేతౌ వై వా ఏతౌ పశూనాం పశూనామేతౌ వై వా ఏతౌ పశూనాం ఏతౌ పశూనాం పశూనామేతావేతౌ పశూనాం యద్యత్ పశూనామేతావేతౌ పశూనాం యద్ పశూనాం యద్యత్ పశూనాం పశూనాం యత్ పృషదాజ్యం పృషదాజ్యం యత్ పశూనాం పశూనాం యత్ పృషదాజ్యం యత్పృషదాజ్యం పృషదాజ్యం యద్యత్పృషదాజ్యం యద్యత్పృషదాజ్యం యద్యత్పృషదాజ్యం యత్ పృషదాజ్యం యద్యత్పృషదాజ్యం పృషదాజ్యం యత్పృషదాజ్యేన పృషదాజ్యేన యత్పృషదాజ్యం పృషదాజ్యం యత్పృషదాజ్యేన पृषदाज्यमिति पृषत् आज्यम् यत्पृषदाज्येन पृषदाज्येन यद्यत्पृषदाज्येनानु याजाननु याजान् पृषदाज्येन यद्यत्पृषदाज्येनानु याजान् पृषदाज्येनानु याजाननु याजान् पृषदाज्येन पृषदाज्येनानु याजान् यजति यजत्यनु याजान् पृषदाज्येन पृषदाज्येनानु याजान् यजति पृषदाज्येनेति पृषत् आज्येन अनु याजान् यजति यजत्यनु याजाननु याजान् यजति प्राणाभानौ प्राणाभानौ यजत्यनु याजाननु याजान् यजति प्राणाभानौ अनु याजानित्यनु याजान् यजति प्राणाभानौ प्राणाभानौ यजति यजति प्राणाभानावेवैव प्राणाभानौ यजति यजति प्राणाभानावेव प्राणापानावेवैव प्राणापानौ प्राणापानावेव पशुषु पशुष्वेव प्राणापानौ प्राणापानावेव पशुषु प्राणापानाविधि प्राण अपानौ एव पशुषु पशुष्वेवैव पशुषु दधाति दधाति पशुष्वेवैव पशुषु दधाति पशुषु दधाति दधाति पशुषु पशुषु दधाति दधातीति दधाति इति षष्ठकाण्डे तृतीयः प्रश्नस्य घनपाठः समाप्तः।